సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ మొదటి అధ్యాయము శ్లోక తాత్పర్య పుష్పం 1.1 ప్రథమ ప్రపాఠకః ప్రథమః ఖండః ఉద్గీత విద్య ఉద్గాత యజ్ఞ విధియందు సామగానము నిర్వర్తించువారు. ఉద్గాతము పాడటము, సామగానము చేయటము. ఉద్గీతము సామవేదాంగ గానామూత విభాగ ప్రథమోధ్యాయః ఓమిత్యేతదక్షరముద్గీతం పాసీత ఓమితి హిద్గాయతి తస్యోపవ్యాఖ్యానం జనవరి 1, 2001 ఓం ఇతి ఏతత్ అక్షరం ఉద్గీతం ఉపాసీత ఓం ఇతి హి ఉద్గాయతి. వేద విభాగములైన టి సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులచే ఏకము అక్షరము అగు తత్వము ఓం ఇతి అని ఉద్గాతము ప్రకటనము చేయబడుతోందో ఎలుగెత్తి గానము చేయబడుచున్నదో అట్టి పరమాత్మతత్వ సంజ్ఞాక్షరమును ఉద్గీతము కర్మల ప్రయత్నముల ద్వారా చేయుచున్నాము, ఉపాసించుచున్నాము, నమస్కరిస్తున్నాము. అట్టి ఓంకారమే సమస్త హృదయములలో గానామూతమై వెలుగొందుచున్నది. తస్య ఉపవ్యాఖ్యానం. అట్టి ఓంకార అక్షరార్థమగు పరబ్రహ్మము అనిర్వచనీయము, అవాక్మానసగోచరము అయినప్పటికీ అద్దాని సామీప్యతను స్వానుభవ అనుక్షణను నిత్యము సిద్ధించటానికే వ్యాఖ్యానించుకుంటున్నాము. ఏషాం భూతానాం పృథివీ రస పృథివ్య అపోరస అపామోషధయో రస ఓషధీనాం పురుషో రస పురుషస్య వాగ్రసో వాచ రుగ్రస రుచ సామరస సామ్న ఉద్గీతో రస జనవరి 2, 2001 రెండు. ఏషాం భూతానం పృథివీ రస పృథివీ రసస్వరూపమైయున్నది. ఈ భౌతిక జీవులందరూ పృథివీ భూమి యొక్క రసస్వరూపులు. పృథివీ యొక్క రసము నుండే సమస్త దేహములు రూపుదిద్దుకుంటున్నాయి. పృథివ్య ఆపోరస ఈ పృథివీ జలము యొక్క రసస్వరూపము. జలము యొక్క సారమే పృథివీ రూపము. అపాం ఓషధయో రస ఓషధులే జలము రూపము సంతరించుకుంటున్నాయి. ఓషధుల రసరూపము లేక సారరూపము జలము. ఓషధీనాం పురుషో రస ఓషధులు పురుషుని రసరూపము. ఓషధుల రసస్వరూపము సారరూపము పురుషుడు. పురుషస్య వాక్ రసో వాచరుక్ రస పురుషుని యొక్క రసరూపము వాక్కు. వాక్కు రుక్ యొక్క రసము. రుచ సామరస అట్టి వచనములు వాక్కుల సారరూపమే. ఋగ్వేదములో గానము చేయబడుచున్న రుక్కులు. సామ్నాం ఉద్గీతో రస రుక్కుల మంత్రముల సారము అస్తుతరూపమగు సామగానములు. ఉద్గీతము ప్రవచనముల వర్ణనముల సారమే సామగానములు. సాయేష రసానాగ్ రసతమః పరమః పరార్ధ్యోష్టమో యదుద్గీతః జనవరి 3, 2001 3. సాయేష రసానాగ్ రసతమః పరమః పరార్ధ్యో అష్టమో యత్ ఉద్గీతః. అట్టి సామవేద సమగానముల రసస్వరూపము సారము ఏసెన్స్ తమము సూపర్లెటివ్ పరమము ద ఫారినేస్ట్ పరతత్వము అగు ఏ ఓంకారార్థ కేవల స్వరూప తత్వమే 7 భూముకలకు ఆవలగల తురియాతీతము. అట్టి ఆత్మయే ఓం అక్షరార్థముగా ప్రవచనము వ్యాఖ్యానము గానము చేయదగిన పరబ్రహ్మ తత్వము. కతమ కతమర్కతమత్కతమత్సామ కతమః కతమ ఉద్గీత ఇతి విమృష్టం భవతి జనవరి 4, 2001 4. కతమా కతమత్ రౌక్ కతమత్ కతమత్ సామ కతమః కతమ ఉద్గీత ఇతి విమృష్టం భవతి. ఏది ఏది రుక్కుల సారము, ఏది ఏది సామగానముల సారము, ఏది ఏది ఉద్గీతము అనునది ఇక్కడ విశ్లేషణపూర్వకంగా వివరించుకుంటున్నాము. వాగేవత్ ప్రాణ సామోమిత్యేతదక్షరముద్గీత తద్వా ఏతన్మిథునం యద్వాక్చ ప్రాణశ్చర్చ సామచ జనవరి 5, 2001 5. వాక్ ఏవరు ప్రాణ సామ ఓం ఇతి ఏతత్ అక్షరం ఉద్గీత తద్వా ఏతత్ మిథునం యత్వాక్చ ప్రాణహచ రుక్చ సామచ వాక్కు స్పీకింగ్ రుక్ స్వరూపము ప్రాణము సామగానము సామము. అట్టి వాక్ ప్రాణములు అక్షరమగు ఓంగా వ్యాఖ్యానించబడుతోంది. అట్టి వాక్ ప్రాణముల పరస్పర ఏకత్వము రుక్సామముల ఏకరస స్వరూపమే మిథునము ద కపల్ అసోసియేషన్. తదేతన్మిథునమో మిథ్యేతస్మిన్నక్షరే సంసృజ్యతే యదా వై మిథునౌ సమాగచ్చత ఆపేతో వై తావన్యోన్యస్య కామం జనవరి 6, 2001 6 తత్ ఏతత్ మిథునం ఓం ఇతి ఏతత్ అస్మిన్ అక్షరే సంసృజ్యతే అట్టి వాక్ప్రాణముల మిథునము కలయిక అక్షరమగు తత్వముచే స్వకీయముగా కల్పన చేయబడుతోంది. అక్షరమగు ఓంకారము నందు వాక్ప్రాణముల మిథునము సంయోగము అగుచున్నది. యదా వై మిథునౌ సమాగచ్చత ఆపేతో వై తావన్యోన్యస్య కామం అది ప్రకృతి పురుషుల మీ అయి ఆం అన్యోన్యముల వలె పరస్పర ఇచ్ఛలచే పూర్ణము సంతరించుకోవటముగా జరుగుతోంది. అట్టి మిథున స్థానమగు ఏకము అక్షర ఓంకార తత్వమును ఉపాసిస్తున్నాను. ఆపైతాహ వై కామానాం భవతీయ ఏతదేవం విద్వానక్షరముద్దితముపాస్తే జనవరి 7, 2001 7 ఆపైతాహ వై కామానాం భవతి య ఏతత్ ఏవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే ఎవ్వరైతే అట్టి ఇహ పరముల జీవాత్మ పరమాత్మల వాక్ప్రాణముల మిథునమును పరస్పర ఇచ్ఛాపూర్వక స్వామ్యత్వమును ఏకత్వమును అక్షరమును దర్శించుచూ గమనిస్తూ ఉపాసిస్తూ ఉంటారో వారే విద్వాంసులు. అట్టి అక్షర ఉద్గీతము ఆత్మోపాసన చేయుచున్నవాడు కోరుకున్నది కోరుకున్నట్లుగా పొందగలడు. సమస్తము తానే అయి ఉన్న ఆత్మయొక్క తత్వమును సంతరించుకోగలడు. తద్వా ఏతదనుజ్ఞాక్షరం యద్ధి కించానుజానాత్యోమిత్యేవ తదా హైషో ఏవ సమృద్ధిర్యదనుజ్ఞా సమర్థయితా హవై కామానం భవతి య ఏతదేవం విద్వానక్షరముద్గితముపాస్తే జనవరి 8, 2001 8 తద్వా ఏతత్ అనుజ్ఞాక్షరం యత్ హి కించా అనుజానాతి ఓం ఇతి ఏవ తదాహ ఏషో ఏవ సమృద్ధ యత్ అనుజ్ఞ సర్వదైవ ఉపాసనలు అనుజ్ఞ స్వీకార రూపంగా ఓమని ప్రారంభమవుతున్నాయి. స్వామీ మిమ్ములను పూజిస్తున్నాను అనుజ్ఞ ప్రసాదించండి అని పలుకుచుండగా అనుజ్ఞ వృద్ధి చెందుచున్నది. అందుకని ఓంను సమృద్ధి ప్రవచనంగా స్వీకరించబడుతోంది. సమర్థయితా హవై కామానాం భవతి య ఏతత్ ఏవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్తే ఎవ్వరైతే సర్వదైవపితృ కార్యములందు ఓం అను అనుజ్ఞాక్షరము పలికి ఉపాసనకు యజ్ఞవిధికి సంకల్పించి ఉంటాడో అట్టివాడు తత్ పరమాత్మను గానం చేస్తూ సమర్థుడు అగుచున్నాడు. అక్షరముగు ఓంకారమును ఉపాసించిన అట్టివానికి సర్వకామములు నెరవేరగలవు. తేనేయం త్రయీ విద్యా వర్తతే ఓమిత్యా శ్రావేత్యోమితి సంసత్యోమిత్యుద్గాయత్యేతస్యేవాక్షరస్యాపచిత్యే మహిన్నా రసేనా జనవరి 9, 2001 9 తేనేయం త్రయీ విద్యా వర్తతే ఓం ఇతి ఆశ్రావేతి ఓం ఇతి సంసత్య ఓం ఇతి ఉద్గాయతి ఏతస్య ఏవ అక్షరస్య అపచిత్యే మహిన్నా రసేనా ఓంకారముతో కార్యక్రమములు ప్రారంభించుచుండగా త్రయీ విద్య ధర్మార్థకామముల యొక్క ప్రతీతి సిద్ధిస్తుంది. యజ్ఞమును నిర్వర్తింపజేస్తున్న పర్యవేక్షకుడగు అధ్వర్యుడు ఓం అని వినిపిస్తూ కార్యక్రమము యొక్క శ్రావ్యమునకు నాంది పలుకుచున్నారు. ఓం అని కార్యక్రమము యొక్క శుభ ప్రయోజనములకే సం సత్యం ఓం అని ఎలుగెత్తిగానము చేయుచున్నారు. అట్టి ఏకము అక్షరము అగు ఓంకారోచ్చారణ మహిమ వలన సమస్త కర్మలు కర్మవిభాగములు ప్రవర్తమానము అగుచున్నాయి. తేనోభవ కురుతో యశ్చేతదేవం వేద యశ్చన వేద నానాతు విద్యా చావిద్యాచ యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతీతి ఖల్వితసేవాక్షరస్యోపవ్యాఖ్యానం భవతి జనవరి 1, 2010 ఇతి ప్రథమః ఖండః. పది తేన ఉభౌ కురుతో యచ్చ తత్ ఏవం వేద యచ్చ న వేద నానాతు విద్యాచా విద్యాచా. ఓంకారము యొక్క ఏకాక్షర తాత్వికార్థము తెలిసి కొందరు అట్టి రహస్యార్థము తెలియకుండానే మరికొందరు కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మతత్వము తెలిసి విద్యాపూర్వకంగా మరికొందరు అవిద్యాపూర్వకంగా ఓంకారము యొక్క ముఖ్యోద్దేశ్యము తెలియకుండానే ఓంకార మంత్రమును ఉపాసిస్తున్నారు. యత్ ఏవ విద్యయా కరోతి శ్రద్ధయ ఉపనిషద తత్ ఏవ వీర్యవత్తరం భవతి ఇతి ఖలు ఏతస్య ఏవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఓంకారము యొక్క అంతరార్థమగు వ్యక్తావ్యక్త పరమాత్మ యొక్క ముఖ్యార్థమును తెలుసుకొని అట్టి పరమాత్మతో సామీప్యత భావించుకుంటూ కర్మలు నిర్వర్తిస్తారో అట్టి వారు వీర్యవంతులు అగుచున్నారు, ఉత్తమోత్తమ ప్రయోజనం సిద్ధించుకుంటున్నారు. ఇది ఓంకారము యొక్క ఉపవ్యాఖ్యానము. ఇది ఛాందోగ్యోపనిషత్ ప్రథమ అధ్యాయే ప్రథమ ఖండ 1-2. ప్రథమ ప్రపాఠక ద్వితీయ ఖండ అధ్యాత్మ ఉద్గీతము. ఓం ప్రాణేశాయ నమః. అంగిరస ఋషయే నమః. బృహస్పతి ఋషయే నమః. ఆయాస్యు ఋషయే నమః. బక ఋషయే నమః. ఉద్గాత నమః. దేవాసురా హవయత్ర సంయత్రే అభయే ప్రాజాపత్యాస్తద్ధ దేవ ఉద్గీతమాజహృణేన నభ్యభవిష్యామ. ఇతి ఫిబ్రవరి 1, 2001. 1. దేవ అసురా హవయత్ర సంయత్ర ఉభయే ప్రాజాపత్యాస్తద్ధ దేవ ఉద్గీతం అజహృహ అనేన ఏనాత్ అభిభవిష్యామ. ఇతి ఒకానొకప్పుడు ప్రజాపతి పుత్రులు అయినట్టి దేవతలు అసురులు తమలో తాము వైరము పెంచుకొని యుద్ధమునకు దిగారు. దేవతలు అసురులపై విజయము పొందటానికే ఉద్గీతోపాసనను ఓంకారోపాసనతో ప్రారంభించారు. ఆత్మశక్తిని ఉపాసించసాగారు. తే హ నాసిక్యం ప్రాణముద్గీతముపాసాంచక్రిరే తం హాసురాహ పాప్మనా వివిధుస్తస్మాత్తేనో భయం జిఘ్రతి సురభి చ దుర్గంధి చ పాప్మనా హేష విద్ధః. ఫిబ్రవరి 2, 2001. 2. తే హ నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రిరే తం హ అసురాహ పాప్మనా వివిధుః. వారు ఇక్కడ ఆత్మదేవతను ఉపాసించి ప్రాణవాయువు ముక్కు ద్వారా ప్రవేశించు నాసేంద్రియమును అవలంబిస్తూ ఉన్న ఆత్మశక్తిని ఉద్గీతము చేయసాగారు, ఉపాసించసాగారు. కాని అసురులు ఆ స్థానమునందు ప్రవేశము పొంది పాపభావములను ప్రవేశింపజేసి వేధించసాగారు. తస్మాత్ తేనౌభయం జిఘ్రతి సురభి చ దుర్గంధి చ పాప్మనా హి ఏష విద్ధః. అందుచేతనే ఘ్రాణేంద్రియములలో సుగంధ దుర్గంధ మిశ్రమముల యొక్క అభయకర్మల అనుభవము ఏర్పడసాగింది. వాసన చూడగలిగినవి ఇవ్వాసన చూడకూడనివి ఏర్పడి పాపములు ఏర్పడసాగాయి. ఆత్మను ఏమరచునట్లు చేసేవే పాపములు. అందుచేత దేవతలు అసురులను నిరోధించలేకపోయారు. అథః వాచముద్గీతముపాసాంచక్రిరే తాగ్మహాసురాః పాప్మనా వివిధుస్తస్మాత్తయోభయం వదతి సత్యం చానుతం చ పాప్మనా హేషా విద్ధా. ఫిబ్రవరి 3, 2001. 3. అథః వాచం ఉద్గీతం ఉపాసాంచక్రిరే తాగ్మహ అసురాః పాప్మనా వివిధుః. దేవతలు వాక్కును అవలంబించి ఉద్గీతోపాసన చేయసాగారు. అక్కడికి అసురులు కూడా ప్రవేశించి పాపకర్మలను ప్రవేశింపజేయసాగారు. తస్మాత్ తయా ఉభయం వదతి సత్యం చ అనూతం చ పాప్మనా హి ఏషా విద్ధా. అందుకు ఫలితంగా వాక్కులో సత్యము అనూతము అసత్యము ప్రవేశించి పాపవాక్కు కూడా దుష్టదూషణ నిషిద్ధ వాక్కు కూడా ప్రవేశము పొందింది. అందుచేత దేవతలు అసురులను ఓడించలేకపోయారు. అథః చక్షురుద్గీతముపాసాంచక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయం పశ్యతి దర్శనీయం చాదర్శనీయం చ పాప్మనా హేతద్విద్ధం. ఫిబ్రవరి 4, 2001. 4. అథః చక్షుః ఉద్గీతం ఉపాసాంచక్రిరే తద్ధా అసురాః పాప్మనా వివిధుః తస్మాత్ తేన ఉభయం పశ్యతి దర్శనీయం చ అదర్శనీయం చ పాప్మనా హి ఏతద్విద్ధం. దేవతలు చక్షువులను ఉద్గీతము ఉపాసన ప్రత్యుత్సాహము చేసి చూపుశక్తిని ప్రవర్తింపజేయసాగారు. ఇంతలోనే అసురులు చూపులో పాపదృష్టిని ప్రవేశింపజేశారు. అందుచేత కంటిలోంచి బహిర్గతమగుచున్న చూపు చూడతగిన వాటిపై చూడకూడని వాటిపై కూడా ప్రసరించసాగాయి. నిర్దోషదోష దర్శనములు సృష్టిలో ఏర్పడటం జరగసాగింది. ఈ విధంగా పుణ్యపాపములు మంచి చెడులు అను ద్వంద్వము ఏర్పడుతోంది. మంచితోబాటే చెడును చూడాలనే ఇష్టము వెంటనుండసాగింది. దేవతలు చూపుతో పరమాత్మను మాత్రం ఉపాసించుకోలేకపోయారు. అథః శ్రోత్రముద్గీతముపాసాంచక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిధుస్తస్మాత్తేనోభయక్ శృణోతి శ్రవణీయం చాశ్రవణీయం చ పాప్మనా హేతద్విద్ధం. ఫిబ్రవరి 5, 2001. 5. అథః శ్రోత్రం ఉద్గీతం ఉపాసాంచక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిధుః తస్మాత్తేనోభయక్ శృణోతి శ్రవణీయం చ అశ్రవణీయం చ పాప్మనా హి ఏతత్ విద్ధం. అప్పుడు దేవతలు ఆత్మోపాసనచే వినికిడిని కల్పించి ఉత్తేజితం చేసి ప్రదర్శించసాగారు. అప్పుడు ఆ చోట అసురులు పాపము, దోషపూరితము, అగుగుణమును వినికిడిలో ప్రవేశింపజేశారు. అప్పుడు వినతగనవి, వినకూడనివి ఉభయము ఏర్పడినవయ్యాయి. ఈ విధంగా వినతగనవి, వినకూడనవి కూడా వినికిడి వెంటనంటి ఉండి వినికిడిని తాడనము పొందించసాగాయి. దేవతలు అసురుల అడ్డంకులను తొలగించలేకపోయారు. పరమాత్మేందు వినికిడి నిలపలేకపోయారు. అథహ మన ఉద్యీతముపాసాంచక్రే తద్ధాసురాః పాప్మనా వివిధస్తస్మాత్తేనోభయక్ సంకల్పతే సంకల్పనీయంచ చాసంకల్పనీయంచ పాప్మనా హేతద్విద్ధం. ఫిబ్రవరి 6, 2001. అథహ మన ఉద్యీతం ఉపాసాంచక్రిరే తద్ధాసురాః పాప్మనా వివిధుః తస్మాత్ తేన ఉభయం సంకల్పయతే సంకల్పనీయం చ అసంకల్పనీయం చ పాప్మనా హి ఏతత్ విద్ధం. అప్పుడు దేవతలచే మనస్సు అనబడేది ఉపాసించబడగా సంకల్పముల ఆలోచనల రూపమగు మనస్సు ప్రవర్తించసాగింది. ఇంతలో అసురులు ఆలోచనలలో పాపము, దోషమును తెచ్చి ప్రకాశింపజేశారు. అప్పుడు సంకల్పన అనునది సంకల్పించతగనవి, సంకల్పించుకూడనివి ఉభయము ప్రవర్తించసాగింది. ఈ విధంగా మంచి చెడుల ద్వంద్వము ప్రవర్తించసాగింది. ఈ విధంగా ద్వంద్వములు దేవతల కార్యక్రమములను వశం చేసుకుని దివ్యతత్వములను చాటుచేయసాగాయి. అథహయ ఏవాయం ముఖ్యః ప్రాణస్తముద్గీతముపాసాంచక్రిరే తమ్హాసురా ఋత్వా విదధ్వం సుర్యథాస్మానమాఖం ఋత్వా విధ్వంసితైవం. ఫిబ్రవరి 7, 2001. 7. అథహయ ఏవాయం ముఖ్యః ప్రాణః తమ్ ఉద్గీతం ఉపాసాంచక్రిరే తమ్హా అసురా ఋత్వా విదధ్వంసుః యథా అస్మానం ఆఖణం కృత్వా విధ్వంసిత. అప్పుడు దేవతల ఆత్మోపాసన యజ్ఞోపాసనల నుండి ముఖ్య ప్రాణము అను ప్రాణశక్తి సముత్పన్నము అవసాగింది. అప్పుడు ఆ ముఖ్య ప్రాణములోనికి అసురులు పాపము, దోషమును ప్రవేశింపజేయాలని తలచారు, ప్రయత్నించారు. కాని వారికి అది ఏమాత్రము సాధ్యము కాలేదు. అప్పుడు అసురులు దేవతలను ఓడించలేక ఒక మట్టిబెడ్డను బండరాయితో కొట్టినప్పుడు ఆ మట్టిబెడ్డ వలె తామే చెల్లాచెదరు అయిపోయారు. ఈ విధ్వంసము పొందారు. యథాస్మానమాఖనముత్వా విధ్వంసత ఏవం హైవ స విధ్వంసతే యా ఏవం విధి పాపం కామేతే యశ్చైనమభిదాసతి స యశోస్మాఖణః. ఫిబ్రవరి 8, 2001. 8. ఏవం యథా అస్మానం ఆఖణం కృత్వా విధ్వంసత ఏవంహా ఏవ స విధ్వంసతే యా ఏవం విధి పాపం కామేతే యహ చైనం అభిదాసతి స యేషో అస్మాఖణః. ఏ విధంగా అయితే పారతో కొట్టబడిన మట్టిగడ్డ ముక్కలు అయిపోతుందో ఆ విధంగా ముఖ్య ప్రాణం యొక్క ఉపాసనచే పాపములు, దూషణములు అనే అసుర స్వభావములు, దుష్ట సంకల్పములు ఆతనిని తాకలేవు. అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి నశించగలవు. గొడ్డలికి బండరాయి పగలని విధంగా దూషణము మొదలైన సాంసారిక సందర్భములలో ఆతడు పగలని రాయి వలె ఉండగలడు. అస్మానం రాయి ఆఖణం పా గొడ్డలి నైవేత్యన సురభిన దుర్గంధి విజానాత్య పహత పాప్మా హేష తేన యదస్నాతి యత్పిబతి తేనేతరాన్ ప్రాణానవతి ఏతము ఏవాంతతో విత్వోత్క్రమతి వ్యాధదాత్యేవాంతత ఇతి. ఫిబ్రవరి 9, 2001. 9. నైవేత్యన నా ఏవ ఏతేన సురభి న దుర్గంధి విజానాతి అపహత పాప్మా హి ఏషః తేన యత్ అస్నాతి యత్ పిబతి తేన ఇతరాన్ ప్రాణాన్ అవతి ఏతము ఏవ అంతతో అవిత్వా ఉత్క్రామతి వ్యాదదాతి ఏవ అంతత ఇతి. ప్రాణోపాసన ఎవడు తినటము, త్రాగటము మొదలైన వాటితో ముఖ్య ప్రాణమును సేవించు భావనతో నిర్వర్తిస్తాడో అట్టివాడు సువాసన దుర్వాసనలకు పరిమితుడు కాడు. తినకూడనివి త్రాగకూడనివి అగు పాపములను, దోషములను జయించివేస్తాడు. తినటము, త్రాగటము, వినటము మొదలైన వాటిచే బంధించబడడు. ప్రాణనపాన సంయమ అభ్యాసముచే ముఖ్య ప్రాణస్వరూపుడై పాపరూపులగు అసురులను జయిస్తాడు. ముఖ్య ప్రాణస్వరూపముచే దేహములలో ప్రాణము యొక్క ప్రవేశము నిష్క్రమణములను తన స్వాధీనమునందు కలిగియుండి క్రమంగా ఆవలగల ఆత్మతత్వమును అవధరించగలడు. ముఖ్య ప్రాణోపాసనను ఇంద్రియముల ద్వారా అర్చించుచున్న భావన కలవాడు జన్మకర్మల పట్ల పారతంత్ర్యము జయించి స్వాతంత్ర్యుడు ఇండిపెండెంట్ కాగలడు. తం హాంగిరా ఉద్దీతముపాసాంచక్ర ఏతము ఏవాంగిరసం మన్యంతెంగానాం యద్రసహ. ఫిబ్రవరి 1, 2010 తం హాంగిరా ఉద్గీతం ఉపాసాంచక్ర ఏతము ఏవ అంగిరసం మన్యంతే అంగానాం యత్రసహ. ఈ విధంగా ఇంద్రియములను ప్రాణదేవత ఉపాసనగా భావించి వర్తించి ఆత్మతత్వమును సిద్ధించుకోవటము అను ఆత్మతో సంయోగాభ్యాసమును అంగిరస మహముని లోకములకు బోధించియున్నారు. అందుచేత ఈ ఉద్గీతము ఉపాసన అంగిరసము అని చెప్పబడుతోంది. అంగములను రసస్వరూపముగా తీర్చిదిద్ది రసస్వరూపముగు ప్రాణదేవతను ఉపాసించటము కాబట్టి అంగిరసము. ప్రాణములు దేహ అంగములకు సర్వస్వము కాబట్టి అంగిరసము. తేన తం హ బృహస్పతిరుద్గీతముపాసాంచక్ర ఏతము ఏవ బృహస్పతిం మన్యంతే వాగ్ధి బృహతి తస్య ఏష పత్యః. ఫిబ్రవరి 1, 2011 పదకొండు తేన తం హ బృహస్పత్యః ఉద్గీతం ఉపాసాంచక్ర ఏతము ఏవ బృహస్పతిం మన్యంతే వాగ్ధి బృహతి తస్య ఏష పత్యః. ఈ విధంగా బృహస్పతి ప్రాణదేవతను సేవించుటయందు ఇంద్రియములను నియమించు భావన అను ఉద్గీతము సేవను ఉపాసించారు. ఇంద్రియ దేవతలకు గురుస్థానము అలంకరించారు. ప్రాణమునకు బృహస్పతి అని సార్థక నామము. విస్తారము పెద్దది. బృహత్ అగు వాక్కుకు ప్రాణదేవతయే పతి కాబట్టి ప్రాణము ఇంద్రియ దేవతలకు పతి అయి బృహస్పతిగా అభివర్ణించబడుతోంది. తేన తం హాయాస్య ఉద్గీతముపాసాంచక్ర ఏతము ఏవాయాస్యం మన్యంత ఆస్యాద్యదేతే. ఆ ఫిబ్రవరి 1, 2012 తేన తం హాయాస్య ఉద్గీతం ఉపాసాంచక్ర ఏతము ఏవ ఆయాస్యం మన్యంతాస్యాద్యదైతే. అట్టి ఇంద్రియములచే ప్రాణోపాసనను ఆయాస్యఋషి ఉద్గీతము చేస్తూ ఉపాసించారు. ప్రాణము ఆయాస్యము నోరు నుండి రాకపోకలు చేస్తూ ఉండటంచేత ప్రాణము ఆయాస్యము రాకపోకలు గలదిగా చెప్పబడి ఉపాసించబడుతోంది. అద్దాని ఋషి ఆయాస్యుడు. తేన తంహ బకో దాల్భ్యో విదాంచకార సహ నేమిసియానాముద్గాత బభూవ సహ స్మభ్యః కామానగాయతి. ఫిబ్రవరి 1, 2013 పదమూడు తేన తంహ బకో దాల్భ్యో విదాంచకార సహ నేమిసియానాం ఉద్గాత బభూవ సహ స్మభ్యః కామాన్ ఆగాయతి. దాల్భ్యుని కుమారుడు బకూషి కూడా స్వానుభవంగా ఇంద్రియములతో ప్రాణోపాసన అను ఉద్గాతమును తెలుసుకుని ఉపాసించారు. ఆయన నైమిసారణ్యంలో తపస్సు చేయు మునులకు ఋషులకు ఉద్గాత ట్రెనర్ అయినారు. మీరు కోరుకున్నది లభించగలదు అను ఫలశ్రుతిని ప్రాణ ఉద్గీతోపాసన గురించి ప్రవచించారు. ఆగత హవై కామానాం భవతి యాయేతదేవం విద్వానక్షరముద్గీతముపాస్త ఇత్యధ్యాత్మం. ఫిబ్రవరి 1, 2014 పద్నాలుగు ఆగత హవై కామానాం భవతి యాయేతత్ ఏవం విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్త ఇతి అధ్యాత్మం ఇతి ద్వితీయః ఖండః. ఎవరైతే ప్రాణోపాసనను అక్షర ఓంకార ఆత్మోపాసనముగా ఉద్గీతోపాసన నిర్వర్తిస్తారో వారు కోరుకున్నవి లభించగలవు. ఇతి అధ్యాత్మం. ఇంద్రియములను ప్రాణదేవత సమర్పణగా ఉపాసించటమే అధ్యాత్మజ్ఞానము అయి ఉన్నది. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే ద్వితీయ ఖండః 1, 3 ప్రథమ ప్రపాఠక తృతీయ ఖండః ఉద్గీతము యొక్క అధిదేవిక రూప ఉపాసన. ఉద్గీతముగానము అథాధిదేవతం య ఏవాసౌ తపతి తముద్గీతముపాసితోద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి. ఉద్యంస్తమో భయమపహంత్యపహంతా హవై భయస్య తమసో భవతి య ఏవం వేద. మార్చి 1, 2001 అథాధిదేవతం య ఏవ అసౌ తపతి తం ఉద్గీతం ఉపాసీత ఉద్యన్వా ఏష ప్రజాభ్య ఉద్గాయతి. ఇక ఇప్పుడు ఉద్గీతము అక్షరగానము యొక్క అధిదైవికమైన రూపమును ఉపాసించటము గురించి చెప్పుకుంటున్నాము. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుని సామగానరూపంగా ఉపాసించటము అధిదైవికోపాసన. అట్టి సూర్యుడు ఉదయించటము అనే ఉద్యమముచే జనులందరినీ ఉద్గానముగా చేస్తున్నారు. ఉద్యంస్తమో భయం అపహంతి అపహంతా హవై భయస్య తమసో భవతి య ఏవం వేద. సూర్యుడు సమస్త జీవులకు చీకటి భయము నుండి విముక్తి ప్రసాదిస్తున్నారు. భయము అనే చీకటి తొలగటానికే అట్టి సూర్యభగవానుని ఉద్యుతోపాసన చేయుదురుగాక. సూర్యుని స్వయం ప్రకాశతత్వమును ఎరిగినవారు, ఉపాసించువారు అజ్ఞాన చీకటి నుండి బయటపడి ఆత్మసూర్యుని యందు ప్రవేశించగలరు. భాస్కరాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. సమానౌ ఏవాయం చాసౌ చోష్ణమోయముష్ణోసౌ స్వర ఇతి మమచక్షతే స్వర ఇతి ప్రత్యాస్వర ఇత్యము తస్మాద్వా ఏత మమముంచోద్గీతముపాసిత. మార్చి 2/2001 2 సమానౌ ఏవ అయం చ అసౌ చ ఉష్ణో అయం ఉష్ణో అసౌ. స్వర ఇతి ఇమం ఆచక్షతే స్వర ఇతి ప్రత్యాస్వర ఇతి అముం తస్మాత్ వా ఏతం ఇమం అముం చ ఉద్గీతం ఉపాసిత. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉష్ణమును ప్రసాదిస్తూ ఉన్నట్లే దేహములో ప్రాణము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉష్ణమును ప్రసాదిస్తోంది. ఈ విధంగా సాదృశంగా సమాన రూపములే. గుణము దృష్ట్యా ఒక్కటే, ఉభయము ఉష్ణమే. ప్రాణమునకు స్వర అని మరొక పేరు, సూర్యునికి స్వర ప్రత్యాస్వర అని పేరు. అందుచేత దేహములో ప్రాణభగవానుని, ఆకాశంలో సూర్యభగవానుని ఇరువురి యొక్క సామ్య తేజో రూపములను సామగానాలతో స్తుతిస్తూ ఉపాసించదముగాక. అథ ఖలు వ్యానమేవోద్గీతముపాసీత యద్వై ప్రాణితి స ప్రాణో యదపానితి సోపానః. అథ యః ప్రాణపానయో హ సంధ్యః స వ్యానో యో వ్యానః స వాక్. తస్మాద్ ప్రాణన్నన పానన్వాచంభి వ్యాహరతి. మార్చి 3/2001 3. అథ ఖలు వ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత యత్వై ప్రాణ ఇతి స ప్రాణో యత్ అపాన ఇతి సహ అపానః. అథ యః ప్రాణ అపానయోః సంధ్యః సహ వ్యానః యో వ్యానః స వాక్. తస్మాత్ అప్రాణన్ అనపానన్ వాచం అభివ్యాహరతి. ఇప్పుడిక వ్యానము రూపమును ఉదితోపాసన గానోపాసన బాయి సింగిన్ చేసెదముగాక. లోనికి వాయువును తెచ్చుచున్న శక్తియే ప్రాణము. లోనుండి బయటకు వెళ్ళుటకు వాయువును కదలించు శక్తి అపానము. ప్రాణ అపానముల సంధిలో స్థానము పొందియుండు వాయుశక్తి వ్యానము. ఏది వ్యానమో అదియే వాక్కు రూపముగా అగుచున్నది. మనము మాట్లాడుచూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస ప్రశ్వాస ప్రక్రియలను ఆపితేనే మాట్లాడగలుగుతాము. అందుచేత వ్యానమే ప్రాణ అపానముల సంధియే వాచము రూపమగుచూ మాటలు వెలువడుచున్నాయి అని చెప్పబడుతోంది. యా వాక్సర్ తస్మాద ప్రాణన్ననపానన్ను చంభి వ్యాహరతి యత్సామ తస్మాద ప్రాణన్ననపానన్ సామగాయతి యత్సామ స ఉద్దితస్తస్మాద ప్రాణన్ననపానన్నుద్గాయతి. ఈ మార్చి 4/2001 4. యా వాక్సరుక్ తస్మాత్ అప్రాణన్ నానపానన్ రుచం అభివ్యాహరతి యరుక్ తత్సామ. ఏది వాక్కుయో అదియే రుక్కు స్తోత్రమంత్రము. రుక్కులు పలుకుచున్నవాడు ప్రాణ అపానముల కదలని స్థితికి తెచ్చి మాత్రమే పలుకగలుగుచున్నాడు. ఏది రుక్యో అదియే సామము గానము ఉద్గీతము. తస్మాత్ అప్రాణన్నాపానన్ న సామ గాయతి యత్సామ స ఉద్గీతః తస్మాత్ అప్రాణన్ న అనపానన్ ఉద్గాయతి. అనగా ప్రాణ అపానములను చలనరహితము చేసినప్పుడే సామగానము సిద్ధిస్తోంది. ఏది సామమో అదియే ఓంకారాక్షరోపాసన రూపముగు ఉద్గీతము. అందుచేత ఉద్గీతము సామగానము ప్రాణ అపానములు కదలిక త్యజించినప్పుడే జరుగుచున్నది. ఆ రెండిటి నిశ్చలమగు మధ్యస్థానమే ఉద్గానము లేక పైకి గానము చేయటము. అతో యాన్యన్యాని వీర్యవంతి కర్మాణి యథాగ్నే మంథనమాజే శరణం దృఢస్య ధనుష ఆయమనమ ప్రాణన్ననపానం స్థాని కరోత్యేతస్య హేతోర్వ్యానమేవోద్గీతముపాసిత. మార్చి 5/2001 5. వతో యాని అన్యాని వీర్యవంతి కర్మాణి యథా అగ్నేహ మంథనం ఆజేహ శరణం దృఢస్య ధనుష ఆయమనం అప్రాణన్నానపానం స్థాని కరోతి. సామగానము చేస్తున్నప్పుడే కాకుండా తదితరమైన ఆయా అనేక పనులు దేహముతో చేస్తూ ఉన్నప్పుడు ప్రాణపానములు రహితం అయినప్పుడే సమస్థితికి వచ్చినప్పుడే నిర్వర్తించబడుచున్నాయి. ఉదాహరణకు చెక్కలను రాపిడి చేసి మంధనము చేయటము, దూరంగా ఉన్న ఒక చోటికి వెళ్లాలనే లక్ష్యంగా పరుగులు తీయటము, గట్టిగా ధనస్సును లాగి బాణము ఎక్కుబెట్టటము, ఈ మొదలైన కర్మలన్నిటిలో ప్రాణనపానములు నిర్వ్యాపారము నాన్ ఫంక్షనల్ అయి ఉంటాయి. ఏతస్య హి ఏతో హవ్యానం ఏవ ఉద్గీతం ఉపాసీత. అందుచేత ప్రాణ అపానములు కదలిక చేయనట్టి వ్యానప్రాణమును ఉద్గీతోపాసన చేయుచుండెదరుగాక. అథ ఖలు ద్విథాక్షరాణ్యుపాసితోద్గీత ఇతి ప్రాణ ఏవోత్ప్రాణేన హ్యుత్తిష్ఠతి వాగ్గీర్వాచో హ గిర ఇత్యాచక్షతేన్నం తమన్నే హీదం సర్వం స్థితం. మార్చి 6, 2001. అథ ఖలు ఉద్గీత అక్షరాణి ఉపాసిత. ఇక మనము ఉద్గీత యొక్క అక్షరములను, వర్ణములను, ఉద్గీతలను విశ్లేషించదముగాక. నామ అక్షరాణి ఇత్యర్థః ఉద్గీతలోని అక్షరములు విచారణ చేస్తున్నాము. ఉద్గీత ఇతి ప్రాణ ఏవ ఉత్ కింతు ప్రాణేన హి ఉత్తిష్ఠతి వాక్ గీయః వాచో హ గిర ఇతి ఆచక్షతే అన్నంతం అన్నే హి ఇదం సర్వం స్థితం. ఉద్గీత పదములో ఉద్గీతలలో ఉత్ అనగా ప్రాణము, ఎందుకంటే ప్రాణశక్తిచేతనే ఒకడు లేచి నిలబడగలుగుతాడు. వాక్కును గీ వాక్కును గిర అని కూడా పిలుస్తారు. అన్నము ధమ్ ధమ్ అంతటా స్థితి కలిగియున్నది. సర్వము అన్నమునుండే ప్రతిష్ఠితమై ఉండటముచేత అన్నమునకు ధమ్ అని ఉద్గీతను అర్థము చెప్పుచున్నారు. ద్యౌరేవోదంతరిక్షం గీహ పృథివీ ధమాదిత్య ఏవోద్వాయిర్గీరగ్నిస్థద్ సామవేద ఏవోద్యజుర్వేదో గీర్ఋగ్వేదస్థం దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహోన్నవానన్నాదో భవతి యేతాన్యేవం విద్వానుగీతాక్షరాణ్యుపాస్త ఉద్గీత ఇతి మార్చి 7, 2001. 7 ద్యోహ ఏవ ఉత్ అంతరిక్షం గీయః పృథివీథం ఆదిత్య ఏవ ఉత్ వాయః గీయః అగ్నేః థం ఉద్గీతం ద్యోహ ద్యులోకము స్వర్గలోకము ఉత్ పైన ఉండటం వలన ఉత్ ద్యోహ అంతరిక్షము గీయః లోకములు తనేందు ఇముచ్చుకోవటంచేత అంతరిక్షమే గిరణము గీయః పృథివీథం ప్రాణులకు స్థానము అగుచుండటంచేత పృథివీయే అన్నము థం ఆదిత్యుడు ఉత్ సూర్యుడు ఆకాశంలో పైన ఉండటంచేత ఆదిత్యుడే ఉత్ వాయువు గీయః అగ్ని మొదలైన దేవతలను తనేందు ఇముచ్చుకోవటంచేత వాయువుయే గీయః అగ్నిథం యజ్ఞములో సమస్త కర్మలకు అధిష్ఠానం అవటంచే అగ్నియేథం సామవేద ఏవ ఉత్ యజుర్వేదః గీయః ఋగ్వేదః థం దుగ్ధే అస్మై వాక్ దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి య ఏతాని ఏవం విద్వాన్ ఉద్గీత అక్షరాణి ఉపాస్త ఉద్గీత ఇతి సామవేదము స్వర్గలోకముతో సమానంగా ఉత్ సామము చెప్పుబడుతోంది కాబట్టి ఉత్ యజుర్వేదము స్వాహ అను మంత్రముతో హవిస్సును దేవతలు స్వీకరిస్తున్నారు కాబట్టి గీ ఋగ్వేదము సామరుకునందు అధిష్ఠించి ఉండటంచే తథం ఎవ్వరైతే ఉద్గీతమును పైన మనం చెప్పుకున్న తీరులుగా ఉపాసిస్తాడో అట్టివాని వాక్కు పాలవలే మాధుర్యము సంతరించుకోగలదు. అట్టివాడు అన్నవంతుడు, అన్నాదుడు, కలిగినవాడు, ఇచ్చివాడు, కాగలడు. ఉద్గీతాక్షరములు ఈ విధంగా ఉపాసించువాడు ఉత్తమ అనుభవి అగుచున్నాడు. ద ఫైనెస్ట్ విల్ హావ్ ఇట్స్ అడ్మిషన్ ఇన్ టు హీజ్ జోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అథ ఖల్వాసి సమృద్ధిర్పసరణాని కిపాసిత ఏన సామ్నా స్తోష్యన్ సత్సామోపధావేత్. మార్చి 8, 2001. 8 అథ ఖలు ఆసియః సమృద్ధ్యః ఉపసరణాని ఇతి ఉపాసిత ఏన సామ్నా స్తోష్యన్ స్యాత్ తత్సామ ఉపధావేత్. ఉద్గీతము కామసిద్ధి. ఇప్పుడు మనము తాను అనుకున్నవి జరగటానికి, కోరికలు ఈడేరటానికి, సమృద్ధి పొందటానికి ఎట్లా ఉద్గీతోపాసన చేయాలో చెప్పుకుందాము. సామము వాక్కు సంగీతము తో ఏ దేవతను ఉపాసిస్తూ ఉన్నారో ఆ దేవతా సామమును ఉత్పత్తి, ఛందస్సు మొదలైన విశేషములతో భావన చేయాలి, మననము చేయాలి. యస్యాముచి తాముచం యదాశయం తమూషిం యాం దేవతామభిష్టోషన్ స్యాత్తాం దేవతాముపధావేత్. మార్చి 9, 2001. 9 యస్యాం రుచి తాం రుచం యత్ ఆశయం తమ్ రుషిం యాం దేవతాం అభిష్టోష్యన్ స్యాత్ తాం దేవతాం ఉపధావేత్. ఆ సామము ఏ రుక్కు గానము వాక్కునందు అధిష్ఠితమయ్యున్నదో ఆ రుక్కును కూడా ఆ శబ్దార్థము కూడా అద్దాని దేవత ఛందస్సు మొదలైన వాటితో చేర్చి భావన చేయాలి. ఏ ఆశమునందు ఉన్నదో ఆ ఋషిని ఉద్గాతను స్తుతించుచు ఆ దేవతను కూడా భావన చేయుదురుగాక. ఏన ఛందసా స్తోష్యన్ స్యత్త ఛంద ఉపధావేద్యేన సోమేన స్తోష్యమాణః స్యాత్తం స్తోమముపధావేత్. మార్చి 1, 2010. పదివ్యేన ఛందసా స్తోష్యన్ స్యాత్ తచ్ఛంద ఉపధావేత్. ఏన స్తోమేన స్తోష్యమాణః స్యాత్ తం స్తోమం ఉపధావేత్. ఏ మంత్రమును ఏ ఛందస్సుతో స్తుతించబోచున్నారో ఆ ఛందస్సును స్తుతిస్తూ మననము చేస్తూ ఉద్గీత గానము చేయాలి. ఏ స్తోమను సామయందలి ఆ దేవతను స్తుతించే సంఖ్యా విశేషమును స్తుతిస్తున్నారో ఆ వేద ఉపాంగ సంఖ్యా విశేషములను కూడా భావన చేయాలి. ఆ దేవతను స్తోమను భావన చేస్తూ ఉద్గీతము నిర్వర్తించెదరుగాక. యాం దిశంభిష్టోష్యన్ స్యాత్తాం దిశముపధావేత్. మార్చి 1, 2011. 11. యాం దిశం అభిష్టోష్యన్ స్యాత్ తాం దిశం ఉపధావేత్. ఉద్గాత యజ్ఞవిధిలో సామగానముతో పరమాత్మను స్తుతించుచున్నవాడు ఏ దిక్కుగా స్తుతిస్తున్నాడో ఉద్గీతము చేయుచున్నాడో ఆ దిక్కును కూడా ధ్యానించెదరుగాక. ఆ దిక్కుగా ఆత్మను మననము చేసెదరుగాక. ఆత్మానమంతతా ఉపసృత్య స్తువీత కామం ధ్యాయన్న ప్రమత్తోభ్యాసో హాయదస్మై సకామః సమృద్ధ్యేత యత్కామః స్తువితేతి యత్కామః స్తువితేతి. మార్చి 1, 2012. ఇతి తృతీయః ఖండః. 12. ఆత్మానం అంతత ఉపసృత్య స్తువిత కామం ధ్యాయన్ న ప్రమత్తో అభ్యాసో హాయదస్మై సకామః సమృద్ధ్యేత యత్కామః స్తువిత ఇతి యత్కామః స్తువిత ఇతి. ఆ తరువాత స్వకీయమగు జీవాత్మత్వమునకు ఆవలగల పరమాత్మ లేక కేవలాత్మతత్వమును సమీపించి సర్వలోక సంబంధమైన కోరికలను త్యజించినవాడై ధ్యానము చేయునుగాక. అప్రమత్తుడై నోన్లెజీ నోన్రోజీ అయ్యట్టి ఉపాసన నిర్వర్తించుగాక. అట్టివాడు సకాముడైతే ఆతడు ఏ సమృద్ధి కోరుకుని ధ్యానిస్తాడో అట్టి కోరుకున్నవన్నీ లభించగలవు. కోరుకున్నవి కోరుకున్న రీతిగా త్వరితముగా పొందబడగలవు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే తృతీయః ఖండః. 1, 4. ప్రథమ ప్రపాఠకః. 4. ఖండః. ఓంకార ఉద్గీతము. ఓమిత్యేతదక్షరముద్గీతముపాసితోమితి హ్యుద్గాయతి తస్యోపవ్యాఖ్యానం. 1, 2001. 1. ఓం ఇతి ఏతత్ అక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం ఇతి హి ఉద్గాయతి తస్య ఉపవ్యాఖ్యానం. ఓం యొక్క పరాకాష్ఠార్థమైనట్టి అక్షరము బ్రహ్మము యొక్క గానమును ఉపాసించెదముగాక. అట్టి ఓం అని ఏది గానము చేయబడుచున్నదో అద్దాని గురించి ఉపాఖ్యానము వ్యాఖ్యానము చేసుకుంటున్నాము. దేవా వై మూర్త్యోర్భిభితస్త్రయీం విద్యాం ప్రావిశంస్తే ఛందోభిరచ్ఛాదయన్యదేభిరచ్ఛాదయంస్తఛందసాం ఛందస్త్వం. 2, 2001. 2. దేవా వై మృత్యోః బిభితః త్రయీం విద్యాం ప్రావిశంస్తే ఛందోభ్యః అచ్ఛాదయన్ యత్ ఏభ్యః అచ్ఛాదయం తచ్ఛందసాం ఛందస్త్వం. ఒక సందర్భములో దేవతలు మృత్యువు గురించిన భయమును పొందసాగారు. త్రయీ విద్యలైనట్టి వేదములలో చెప్పబడిన ధర్మ అర్థ కామముల గురించిన మంత్రములను ఆశ్రయించారు. వేద ఛందస్సులచే ఆయా త్రైవిద్యా కార్యక్రమములచే ఆచ్ఛాదనము ఏన్కవర్డ్ ఏన్కంపాస్డ్ పొందారు. వేదమంత్రములలో సూచించబడిన కర్మల విభాగమును బాగుగా అనుష్ఠించసాగారు. వేదములలో ధర్మార్థకామ విభాగములు ఆశ్రయించారుగాని వేద హృదయమగు పరమాత్మతత్వము ఏమిటో వారు అప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు. తాను తత్ర మృత్యుర్యథా మత్స్యముదకే పరిపశ్యేదేవం పర్యపశ్యదృచి సాంని యజుషి తేను విదిత్వోర్ధ్వారుచః సామ్నో యజుషః స్వరమేవ. ప్రావిశన్. 3, 2001. 3. తాను తత్ర మృత్యుః యథా మత్స్యం ఉదకే పరిపశ్యేత్ ఏవం పరి అపశ్యేత్ రుచి సామ్ని యజుషి తేను విదిత్వ ఊర్ధ్వారుచః సామ్నో యజుషః స్వరం ఏవ ప్రావిశన్. సకల సంహారరూపిణియగు మృత్యుదేవతా దేవతల కొరకే వెతుకసాగింది. వారు వేదోపాసనలలోని ధర్మార్థకామముల చాటుగా కనిపించనే కనిపించారు. నిర్మలమైన నీటిలో చేపలు కనబడుతూ ఉంటాయి చూచారా? నిర్మల జలంలోని చేపలను చూచు విధంగా తమను మృత్యుదేవత చూస్తూ ఉన్నదని, త్రైవిద్యోపాసనచే మృత్యువు తమచే జయింపబడలేదని ఆ దేవతలు గమనించారు. త్రైవిద్యా మంత్రములు, ఋక్శాస్త్రీయ స్తుతి మంత్రములు, యజుహ యజ్ఞ యాగ ప్రాధాన్యములగు యజుర్వేద మంత్రములు, స్తుతి ప్రాధాన్యములగు సామవేద మంత్రములు తమను మృత్యు పరిధుల నుండి బయటకు తేలేవని గమనించారు. అప్పుడు ఋక్యజు సమవేదములలోని స్వరము రూపము ఏకాక్షరము అగు ఓంకారార్థమును అధ్యయనము చేయసాగారు, ఉపాసించసాగారు. ఓంకారమును సమస్త విధానములలో మొదట చివరగా ఏర్పరచుకుని త్రైవిద్యను ఉపాసించసాగారు. యదా వారుచమాప్నోత్యోమిత్యేవాతి స్వరత్యేవం సామైవం యజురేషౌ స్వరో యదేతదక్షర్మేతదమృతంభయం తత్ప్రవిశ్య దేవ అమృత అభయ అభవన్ ఏప్రిల్ 4, 2001. యదా వారుచం ఆప్నోతి ఓం ఇతి ఏవ అతి స్వరతి ఏవం సామ ఏవం యజుహ ఏషౌ స్వరో. అందుచేతనే ఋగ్వేద రుచములు పఠిస్తూ ఉన్నప్పుడు ఓం అను అక్షరతత్వార్థ స్వరముతో ప్రారంభించటం జరుగుతోంది. సర్వాత్మకమగు పరాత్మను జ్ఞాపకం పెట్టుకుని ఋగ్వేద రుక్కులు గానం చేయబడుచున్నాయి. అట్లాగే యజుర్వేద మంత్రములను, సామవేద మంత్రములను కూడా ఓంకార ఉచ్చస్వరముతో ప్రారంభించసాగారు. ఆత్మోపాసనను జోడించి మంత్రోపాసన ప్రారంభిస్తున్నారు. యత్ ఏతత్ అక్షరం, ఏతత్ అమృతం, అభయం, తత్ ప్రవిశ్య దేవ అమృత అభయ అభవన్. ఆ విధంగా ఏ ఓంతో రుక్, యజు, సామములను, త్రైవిద్యను దేవతలు అధ్యయనము ప్రారంభించారో అట్టి ఓం యొక్క పరమార్థము, ఏదైతే జన్మకర్మ మొదలైన వాటిచే తరుగుదల పెరుగుదల పొందటం లేదో అక్షరము, క్షరము లేనిదో అది అద్వితీయమగు పరమాత్మ లేక పరబ్రహ్మమునకు సంజ్ఞ కాబట్టి అభయము. రెండవది ఉంటే కదా భయము. ద్వితీయం వై భయం భవతి. అట్టి అక్షరము అద్వితీయము అగు కేవల సాక్షిరూపమగు ఆత్మయందు ప్రవేశించి దేవతలు అమృత స్వరూపులైనారు, అభయమును సిద్ధించుకున్నారు. సయ ఏతదేవం విద్వానక్షరం ప్రణౌత్యేతదేవాక్షర స్వరమమృతమభయం ప్రవిశతి తత్ప్రవిశ్య యదమృత దేవాస్తదమృతో భవతి ఏప్రిల్ 5, 2001 ఇతి చతుర్థః ఖండః. 5. సయ ఏతత్ ఏవం విద్వాన్ అక్షరం ప్రణౌతి ఏతత్ ఏవ అక్షరం స్వరం అమృతం అభయం ప్రవిశతి తత్ప్రవిశ్య యత్ అమృత దేవాః తత్ అమృతో భవతి. ఏ నిత్యానిత్య వివేకియగు విద్వాంసుడైతే అట్టి ప్రణవమగు అక్షరమును సమన్వయిస్తూ దర్శిస్తూ ఉపాసిస్తూ ఉంటాడో అట్టివాడు అక్షరము ఓంకార స్వరరూపము అమృతము అభయము అగు పరస్వరూపము నందు ప్రవేశిస్తాడు, దేవతలవలనే అమృత స్వరూపుడవుతాడు, అమృత తుల్యుడవుతాడు. తానే అభయము నిత్యము సహజము అగు అఖండ ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లుతాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే చతుర్థఖండః 1, 5 ప్రథమ ప్రపాఠకః పంచమః ఖండః ఓంకార ప్రణవమే ఉద్గీతము ఉద్గాతం గానము చేయటము అథ ఖలు య ఉద్గీతః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీత ఇత్యసౌ వా ఆదిత్య ఉద్గీత ఏష ప్రణవ ఓమితి హేష స్వరణేతి. మే 1, 2001 అథ ఖలు య ఉద్గీతః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీత ఇతి అసౌ వా ఆదిత్య ఉద్గీత ఏష ప్రణవః ఓం ఇతి హి ఏష స్వరన్ ఏతి. ఏది సామగాన స్తోత్ర సంబంధమైన ఉద్గీతమో అదియే ప్రణవము, ఏది ప్రణవమో అదియే ఉద్గీతము కూడా. ప్రణవమే సూర్యుడు. అట్టి ఏకాక్షరమగు ఆత్మ ఓం స్వరము యొక్క ఉపాసనచే అనుభవమగుచున్నది. అన్నము కూడా అదియే. అనుభవి అనుభవము ఈ రెండు ప్రణవస్వరూపముగా ఉద్గీతోపాసన గానోపాసనతో ఉపాసించబడుచున్నాయి, ఏకరూపముగా దర్శించబడుచున్నాయి. సూర్యుడు ఓం ప్రణవము ఉద్గీతము గానము చేస్తూనే ఆకాశంలో స్వయం ప్రకాశకుడై సంచరిస్తున్నారు. ఏతము ఏవాహమభ్యగాశిషం తస్మాన్మమత్వమికోసీతి హ కౌశితకః పుత్రమువాచ రస్మీంస్త్వం పర్యావర్తయాద్ బహవో వైతే భవిష్యంతిత్యథదేవతం మే 2, 2001 2 ఏతము ఏవాహం అభ్యగాశిషం తస్మాత్ మమత్వం ఏకో అసి ఇతి హ కౌశితకః పుత్రం ఉవాచ రస్మీంస్త్వం పర్యావర్తయాద్ బహవో వైతే భవిష్యంతి ఇతి అధి దైవతం. సూర్యుడు తన కుమారుడైనట్టి కోషితకి మహర్షికి ఈ విధంగా బోధించారు. ప్రియపుత్రిక, కోషితకి, నేను ప్రణవగానము చేస్తూ ఆకాశంలో స్వయం ప్రకాశకుడినే సర్వత్రా వెలుగును నింపుచున్నాను. నీవు నన్ను ఆత్మతత్వ పురుషుడుగాను నా కిరణములను ఉద్గీతముగాను భావించి ఉపాసించుము. నా తేజస్సు ఏకమే అయినప్పటికీ అనేక రూపములుగా పర్యావర్తనము అగుచున్న తీరుగా ఏకమక్షరము అగు ఆత్మయే అనేకముగా పర్యావర్తనమై ప్రదర్శనమవుతోంది. సూర్యుడు చెప్పినట్లు ఉపాసించిన ప్రజాపతి కోషితకి మహర్షి తన కుమారునితో, నాయన, కావున నీవు నాకు ఒక్కడివే పుత్రుడవు. దేవతలు సూర్యుని కిరణములను ఉద్గీతోపాసనకు విషయము ఉపాస్యము గా భావించి ధ్యానిస్తున్నారు. నీవు అట్లే నిర్వర్తించు, నీకు బహు సంతానము కలుగును అని బోధించారు. అథాధ్యాత్మమ్య ఏవాయం ముఖ్యః ప్రాణస్తముద్గీతము పాసితోమితి హేషస్వరణ్యతి మే 3, 2001 3 అథ అధ్యాత్మం. య ఏవాయం ముఖ్యః ప్రాణః తం ఉద్గీతం ఉపాసిత ఓం ఇతి హియేషస్వరణ్ ఏతి. అధ్యాత్మము, ఇప్పుడిక అధ్యాత్మము గురించి చెప్పుకుందాము. అధ్యాత్మము ఇది తన శరీరమును తదితర శరీరములను ఉపాసించటము. అయితే భౌతిక రూపంగా కాదు, దేహములన్నీ ముఖ్య ప్రాణ ప్రదర్శన రూపముగా భావన చేయటము, ఉద్గీతోపాసన చేయటము ఓం ప్రణవోపాసన లేక స్వరోపాసన అగుచున్నది. నోటితో ఉచ్చరించే ప్రణవమే ప్రాణము. ఏతము ఏవాహమభ్యగాశిషం తస్మాన్మమత్వమికోసీతి హ కోషితకః పుత్రమువచ ప్రాణంస్త్వం భూమానంభిగాయతాద్బహవో వై మే భవిష్యంతీతి అమే 4, 2001 4 ఏతము ఏవాహం అభ్యగాశిషం తస్మాత్ మమత్వం ఏకో అసి ఇతి హ కౌశితకః పుత్రం ఉవచ ప్రాణంస్త్వం భూమానం అభిగాయతాత్ బహవో వై మే భవిష్యంతి ఇతి. కౌశీతకి మహర్షి ఇంకా ఈ విధంగా చెప్పుచున్నారు, నేను ప్రాణమును ప్రణవస్వరూపంగాను ఈ ప్రాణమే నాకు పుత్రుడుగాను భావిస్తూ ఆత్మావై పుత్ర నామాసి అను స్తుతి నిర్వర్తిస్తూ ఉన్నాను. ప్రాణమును పుత్రునిగాను భావించి బహుసంతతి ప్రసాదించటానికై ప్రాణములను ఉద్గీతోపాసనగా చేస్తున్నాను. ప్రాణమే ప్రణవస్వరూపంగా బహు అధికము గా భావించుటము నిర్వర్తించబడుచున్నప్పుడు సర్వజీవులు నాకు మమ ప్రాణస్వరూపంగా అనుభవముగుచున్నారు. అథ ఖలు య ఉద్గీతః స ప్రణవో యః ప్రణవః స ఉద్గీత ఇతి హోతృషదనాధ్యాయవాపి దురుద్గీతమనుసమాహరతిత్యను సమాహరతితి మే 5, 2001 5 అథ ఖలు య ఉద్గీతః స ప్రణవః యః ప్రణవః స ఉద్గీతః ఇతి హోతృషదనాథాయేవాపి దురుద్గీతం అనుసమాహరతి ఇతి అనుసమాహరతి ఇతి ఇతి పంచమః ఖండః. ఏది ఉద్గీతమో స్తుతిగానమో అదియే ప్రణవము, ఏది ప్రణవమో ప్రాణశక్తియో అదియే ఉద్గీతము కూడా. ఈ విధంగా ఆధ్యాత్మికంగా శరీరములనే ప్రాణస్వరూపంగా ప్రాణములనే ప్రణవముగా ఏకరూపం చేసి ఉద్గీతము చేస్తున్నప్పుడు వేదమంత్రములను పలుకుటలో ఉచ్చారణ దోషములు ఉన్నప్పటికీ కూడా ప్రాణమే ప్రణవము ప్రాణమే దేహము అనుగానముచే అట్టి పలుకు దోషములు సమాహరతము దోషము తొలగుట పొందబడగలవు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే 5వ ఖండః 1-6 ప్రథమ ప్రపాఠకః 6వ ఖండః పరమపురుషుడే ఉద్గీతము ఇయమే వర్గజ్ఞః సామ తదేతదేతస్యామృచ్యధ్యుఢక్ సామ తస్మాదృచ్యధ్యుఢం సామ గీయత ఇయమేవ సాగ్నిరమస్తత్సామ 1 జూన్ 2001 1 ఇయం ఏవః అగ్నేః సామ తత్ ఏతస్యాం రుచి అధిఊఢం సామ తస్మాత్ రుచి అధిఊఢం సామ గీయతే ఇయం ఏవ సా అగ్నేః అమహ తత్సామ ఈ అగ్నియే సామము, అట్టి సామము రుచంపై ఆధారము. సా భూమీ బెసిస్ అమాగ్ని. ఈ విధంగా అగ్నియే సామవేదము, అగ్ని ప్రాణరూపము, గానము ప్రాణశక్తి యొక్క క్రియా ప్రదర్శనము, ప్రాణమునకు ఆధారము రుచము ఆత్మ. ఇదంతా అగ్ని ప్రాణ స్వరూపమై సామముగా ప్రదర్శనమగుచున్నది, ఊఢము పొందబడినది మోయబడినది, అధ్యూఢము ఒకటిచే మరొకటి పొందబడినది మోయబడినది. అంతరిక్షమేవర్గ్వాయు సామ తదేతదే తస్యామృత్యధ్యూఢగ్ సామ తస్మాదృత్యధ్యూఢగ్ సామ గీయతేంతరిక్షమేవ సా వైరమస్తత్ సామ. జూన్ 2, 2001 అంతరిక్షం ఏవరక్ వాయుః సామ తత్ ఏతత్ ఏతస్యాత్ రుచః అధ్యూఢం సామ తస్మాత్ రుచః అధ్యూఢగ్ సామ గీయతే అంతరిక్షం ఏవ సా వాయుః అమః తత్ సామ. అంతరిక్షమే రుక్కు, వాయువు సామము, అట్టి సామము రుక్పై ఆధారము, రుక్కుపై ఆధారితమై సామము గానము చేయబడుతోంది. సా ఆకాశము అమ వాయువు, ఆకాశము వాయువు యొక్క కలయికయే రమయే సామ. ద్యౌరేవర్గాదిత్య సామ తదేతదే తస్యామృత్యధ్యూఢగ్ సామ తస్మాదృత్యధ్యూఢగ్ సామ గీయతే ద్యౌరేవ సాదిత్యమస్తత్సామ. జూన్ 3, 2001 ద్యోహ ఏవరు ఆదిత్యః సామ తదేతత్ ఏతస్యాం రుచః అధ్యూఢం సామ తస్మాత్ రుచః అధ్యూఢం సామ గీయతే ద్యోహ ఏవ సా ఆదిత్యః అమః తత్సామ. ద్యులోకము స్వర్గలోకము రుక్ ఆదిత్యుడు సూర్యుడు సామము, అట్టి సామము ఆదిత్యుడు రుక్పై ఆధారము, రుక్ ఆధారముగా సామము గానము చేయబడుతోంది. సా స్వర్గము ద్యులోకము అమ సూర్యుడు ఆదిత్యుడు. ద్యులోకము దివ్యలోకము స్వర్గలోకము ఆదిత్యుడు ఈ రెండిటి కలయికయే సామము. నక్షత్రాన్యవ చంద్రమా సామ తదేతదే తస్యామృత్యధ్యూఢగ్ సామ తస్మాదృత్యధ్యూఢగ్ సామ గీయతే నక్షత్రాణ్యవ సా చంద్రమా అమస్తత్సామ. జూన్ 4, 2001 నాలుగు నక్షత్రాణి ఏవరుక్ చంద్రమాః సామ తత్ ఏతత్ ఏతస్యాం రుచః అధ్యూఢం సామ తస్మాత్ రుచః అధ్యూఢగ్ సామ గీయతే నక్షత్రాణి ఏవ సా చంద్రమ అమః తత్సామ. నక్షత్రమండలము రుక్ చంద్రుడు సామము, అట్టి సామము రుక్పై ఆధారితము, అందుచేత రుక్ ఆధారంగానే సామము గానము చేయబడుతోంది. సా నక్షత్రమండలము అమ చంద్రుడు, నక్షత్రమండలము చంద్రుడు, సా రుక్ అమ ఈ రెండూ కలిస్తేనే సామ. అథ యదేతదాదిత్యస్య శుక్లం భాః సైవర్గథాయ నీలం పరః కృష్ణం తత్సామ తదేతదే తస్యామృత్యధ్యూఢగ్ సామ తస్మాదృత్యధ్యూఢగ్ సామ గీయతే జూన్ 5, 2001 5. అథయత్ ఏతత్ ఆదిత్యస్య శుక్లం భాః స ఏవరు అథయత్ నీలం పరః కృష్ణం తత్సామ తత్ ఏతత్ ఏతస్యాం రుచః అధ్యూఢం సామ తస్మాత్ రుచః అధ్యూఢం సామ గీయతే. ఆదిత్యని కాంతి శుక్లము తెలుపు సా, ఆదిత్యని నీలము పరము అగు కృష్ణము నలుపు అమ. ఈ శుక్లము కృష్ణముల చేరిక సామ. తెలుపు నలుపుపై ఆధారము, రుచముపై ఆధారము కలదే సామగానము. అద్వఢం ఆధారమై ఉన్నది, తెలుపుపై నలుపు వలే రుక్పై సామగానము చేయబడుతోంది. రుక్ లిరిక్ సామ మ్యూజిక్. అథ యదేవైతదాదిత్యస్య శుక్లం భాః సైవ సాథ ఎన్నీలం పరః కృష్ణం తదమస్తత్సమాథ య ఏషోంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుహిరణ్యకేశ ఆప్రణస్వాత్ సర్వ ఏవ సువర్ణః. జూన్ 6, 2001 6. అథయత్ ఏవ ఏతత్ ఆదిత్యస్య శుక్లం భాః స ఏవ సా అథయత్ నీలం పరః పరా కృష్ణం తత్ అమః తత్సామ. అథయ ఏషో అంతర ఆదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్య స్మశ్రుహ హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణః. ఆదిత్యనియందు ఏ శుక్లము తెలుపు భాసిస్తోందో అది ఏ నీలము నలుపుగా రూపు కలిగి ఉంటోంది. సూర్యునిలో ప్రకాశమానడుగుచున్నవాడే పురుషుడు. ఆ పురుషుడు వర్కర్ ఆఫ్ ద యూనివర్స్ ఆదిత్యుడుగాను హిరణ్మయుడుగాను కూడా చెప్పబడుచున్నాడు. అట్టి హిరణ్మయ పురుషుడు బంగారు కేశములతో బంగారు రంగుతో ప్రకాశమానుడుగా ఉపాస్య ఉపదేశ్య రూపముగా అభివర్ణించబడుచున్నారు. తస్య యథా కప్యాసం పుండరికమేవ మక్షిణి తస్యోదితి నామ సయేష సర్వేభ్యః పాప్మభ్య ఉదిత ఉదేతి హవై సర్వేభ్యః పాప్మభ్యో యా ఏవం వేద. జూన్ 7, 2001. 7. తస్య యథా కప్యాసం పుండరికం ఏవం అక్షిణి తస్య ఉత్ ఇతి నామ సయేష సర్వేభ్యః పాప్మభ్య ఉదిత ఉత్ ఏతి హవై సర్వేభ్యః పాప్మభ్యో యా ఏవం వేద. సమస్త కల్పకు పురుషకారుడు ఆధారుడు అగు ఆ హిరణ్యగర్భ పురుషుడు. ఎరుపు రంగుతో ప్రకాశించు తామరపువ్వు వంటి కనులతో ఉత్శబ్దార్థుడై అజ్ఞానమాలిన్యము నుండి బయటకు తెచ్చువాడై సముద్ధరించువాడే. సమస్త పాపదోషముల నుండి బయటపడటానికి మార్గదర్శకుడై పాపములు పోగొట్టువాడై యోగజ్ఞులచే దర్శించబడి సాధక జనుల కొరకే సారూప్యముగా ప్రసాదించబడుచున్నారు. ఇది ఎరుగుచున్నవారు సర్వదోషముల నుండి విడివడుచున్నాడు. తస్యర్చ సామచ గేష్ణౌ తస్మాదుద్గితస్తస్మాత్వేవోద్గాతే తస్య హీగాత స ఏష ఏ చాముష్మాత్పరాంచో లోకాస్తేషాం చేస్తే దేవకామానాం చేత్యధదేవతం. జూన్ 8, 2001. ఇది షష్ఠః ఖండః. 8. తస్య రుక్చ సామచ గేష్ణౌ తస్మాత్ ఉద్గితః తస్మాత్ త్వ ఏవ ఉద్గాత ఏతస్య హి గాత స ఏష ఏ చ ఆముష్మాత్పరాంచో లోకాః తేషాం చేస్తే దేవకామానాం చ ఏతి అధిదైవతం. ఆ పరమపురుషుడే ఋగ్వేద యజుర్వేదములు గృహముగా కలవారు. ఆయనయే ఉద్గీతము స్తోత్రగాన స్వరూపము కూడా. ఆయనయే గానము చేయు ఉద్గాత ఉద్గాతను ఆహ్వానిస్తున్న యజ్ఞకర్త కూడా. ఆయనయే గానల హరి. ఆయనయే ఆముష్మిక పరలోక ప్రయోజనరూపుడు. ఆయనయే దేవతలు కోరుకొనే పరాకాష్ఠతత్వుడు. లోకములకు కూడా ఆవలివాడు. ఇదియే అధిదేవతము. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే షష్ఠః ఖండః. 1, 7. ప్రథమ ప్రపాఠకః సప్తమః ఖండః. పరమపురుష సామ ఉపాసన అథాధ్యాత్మం వాగేవత్ ప్రాణ సామ తదితదితస్యామృచ్యధ్యుఢగ్ సామ తస్మాదృచ్యధ్యుఢం సమగీయతే వాగేవ సా ప్రాణోమస్తత్సమ. జూలై 1, 2001. 1. అథ అధ్యాత్మం వాక్ ఏవరు ప్రాణః సామ తత్ ఏతస్యాం రుచః అధ్యుఢం సామ. ఈ శరీరమునకు సంబంధించిన సాధనా వ్యవస్థయే అధ్యాత్మము. వాక్కు స్పీకిన్ ఏ రుక్ ప్రాణమే సామము. అట్టి సామము శబ్ద సంగీత సౌందర్యము రలుకుపై సత్యవాక్కు ఆత్మతత్వముపై ఆధారపడి గానం చేయబడుతోంది. తస్మాత్ రుచః అధ్యుఢం సామగీయతే వాక్ ఏవ సా ప్రాణో అమః తత్సామః. అందుచే అట్టి రుకునకు పరమసత్యమగు ఆత్మతత్వమునకు ఆధారమై సామము గానము చేయబడుచున్నది. వాక్కు ఏసా ప్రాణము అమ తత్పరమాత్మస్వరూపమే సామగానము. వాక్కు ప్రాణముల కలయికయే సామ. చక్షురేవర్గాత్మా సామ తదేతదేతస్యామృచ్యధ్యుఢం సామ తస్మాదృచ్యధ్యుఢం సామగీయతే చక్షురేవ సాత్మామస్తత్సామ. జూలై 2, 2001. 2. చక్షుః ఏవరు ఆత్మా సామ తత్ ఏతత్ ఏతస్యాం రుచః అధ్యుఢం సామ తస్మాత్ రుచః అధ్యుఢం సామగీయతే చక్షుః ఏవ సా ఆత్మా అమః తత్ సామ. చక్షువులు కన్ను రొక్కు చూచువాడు నేత్రేంద్రియము సామ. కన్నుపై చూపు ఆధారపడు విధంగా రుక్కుపై సామ ఆధారితము. రుక్కు ఆధారంగానే సామము గానము చేయబడుతోంది. నేత్రములు చూపు ఏకరూపమే. నేత్రము కన్ను సా ఆత్మ నేత్రేంద్రియము అమ. ఈ నేత్రము జీవాత్మల కలయికయే సామ. శ్రోత్రమేవర్మన సామ తదేతదేతస్యామృచ్యధ్యుఢం సామ తస్మాదృచ్యధ్యుఢం సామగీయతే శ్రోత్రమేవ సా మనోమస్తత్సమ. జూలై 3, 2001. 3. శ్రోత్రం ఏవ రుక్ మనః సామ తత్ ఏతత్ ఏతస్యాం రుచః అధ్యుఢం సామ తస్మాత్ రుచః అధ్యుఢం సామగీయతే శ్రోత్రం ఏవ సా మనో అమః తత్సామ. శ్రోత్రము చెవి వినికిడి రుక్కు మనస్సు సామ. అట్టి సామము రుక్కుపై ఆధారపడియున్నది. చెవి సా మనస్సు అమ చెవి మనస్సుల కలయికయే సామ. అథ యదేతదశ్నః శుక్లం భాః సైవర్గథ యన్నీలం పరః కృష్ణం తత్సామ తదేతదేతస్య అముచ్య ధ్యూఢం సామ తస్మాదృచ్య ధ్యూఢం సామ గీయతే అథ యదేవైతదశ్నః శుక్లం భాః సైవ సాథయ నీలం పరః కృష్ణం తదమస్తత్సమ జూలై 4, 2001 4 అథయత్ ఏతత్ అక్షనాః వృక్షక్షః శుక్లం భాః స ఏవ రుక్ అథయత్ నీలం పరః కృష్ణం తత్సామ తత్ ఏతత్ ఏతస్యాం రుచ అధ్యూఢం సామ నేత్రములోని శుక్ల తెలుపు విభాగముగా భాసించుచున్నది రుక్కు తెలుపుకు వేరుగా నీల నలుపులతో కూడిన నల్లని విభాగము సామ సామము గానము రుక్కు నుండి మంత్రము వామ్మయము నుండి బయల్వెడలుచున్నది అనగా సామము రుక్కుపై ఆధారపడి ఉన్నది. కంటిలో తెల్లటి విభాగముపై విస్తరణ వలె నల్లటి విభాగము చోటు పొందుచున్నది. తస్మాత్ రుక్చ అధ్యూఢం సామ గీయతే అథయత్ ఏవ ఏతత్ అక్షానాః శుక్లం భాః స ఏవ స అథయత్ నీలం పరః తత్ అమ తత్ సామ రుకును ఆధారము చేసుకుని సామము గానము చేయబడుతోంది. ఈ విధంగా కంటిలో తెల్లగా ప్రకాశమానమైయున్నది స నీలమునకు పరమై నలుపు విభాగము అమ ఆ రెండిటి కలయికయే సామ. అథయ యేషోంతరక్షిణి పురుషో దృశ్యతే సైవక్తత్సామ తదుక్తం తద్యజుస్తద్బ్రహ్మ తస్య తస్య తదేవ రూపం యదముష్య రూపం యావముష్య గేష్ణో తౌ గేష్ణో యన్నమ తన్నమ జూలై 5, 2001 5 అథయ యేషో అంతః అక్షిణి పురుషో దృశ్యతే స ఏవ రుక్ తత్సామ తదుక్తం తద్యజుః తద్బ్రహ్మ తస్య ఏతస్య తత్ ఏవ రూపం యత్ అముష్య రూపం యావముష్య గేష్ణో తౌ గేష్ణో యత్ నామ తత్ నామ ఏ పురుషుడు నేత్రములో అంతరముగా చూచువానిగా దృశ్యమానమైయున్నారో ఆస్ అపర్సీవర్ ఆయనయే రుక్కు ఆయనయే సామము కూడా ఆయనయే ఉక్త ప్రాణము సామవేదము ఆయనయే యజుర్వేదము ఆయనయే బ్రహ్మము. ఈ నేత్రములలో నివాసము కలిగియున్న రూపమే చూచువాడే అముష్య రూపము. సూర్యునిలో నివసించుచున్న రూపము కూడా ఆయనయే. పురుషుడు సూర్యునిలో నివసించుచున్నవాని పేరు ఈ నేత్రములలో నివసిస్తున్నవారి పేరు ఒక్కటే. అతడే పురుషుడు. ఆ పురుషుడే సర్వజీవులలో ఉత్తమ పురుషగా ద ఫస్ట్ పర్సన్ ఆయిగా వెలయిచూ పురుషోత్తముడుగా సుక్తించబడుచున్నాడు. స ఏష ఏ చేతస్మాదర్వాంచో లోకాస్తేషాం చేస్తే మనుష్యకామానాం చేతి తద్య ఇమే వీణాయాం గాయంత్యేతం తే గాయంతి తస్మాత్తే ధనసనేహ జూలై 6, 2001 6 స ఏష ఏ చ ఏతస్మాత్ అర్వాంచో లోకాః తేషాం చేస్తే మనుష్యకామానాం చైతి ఆ పురుషుడే జగత్తులో సర్వజీవుల ఇష్టము వాంఛ ఆశయముల రూపంగా ప్రదర్శనమగుచున్నారు. అహం ఆత్మ సర్వభూతాయ స్థితః ఆయనే లోకముల రూపంగాను లోకములలోని సర్వదృశ్యములుగాను వెలయిచున్నారు. ఆయనే మనుష్యులలో జీవులలో కామములను చేష్టితము చేయుచున్నవారు. హీఈస్ ద ఇన్స్పైరర్ ఆఫ్ ఓల్ డిజైర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఓల్ బీయింగ్ జస్ట్ లైక్ అ డ్రామా రైటర్ ఫోర్ ఓల్ రోల్స్ తద్య ఇమే వీణాయాం గాయంతి ఏతం తే గాయంతి తస్మాత్ తే ధనసనేహ ఎవ్వరైతే అట్టి సమస్తమునందు వసించుచున్న వాసుదేవ భగవానుని లేక వాసుదేవ పురుషుని వీణాగానముతో పాడుచున్నారో స్తుతిస్తూ పాట పాడుచున్నారో వారు ఏది మాకు కావాలి అనుకుంటే అవన్నీ పొందగలరు. అథయ ఏతదేవం విద్వాంసమ గాయత్యుభౌ స గాయతి సోమునేవ సాయేష చాముష్మాత్పరాంచో లోకాస్తాక్శ్చాప్నోతి దేవకామాంశ్చ జూలై 7, 2001 7 అథయ ఏతత్ ఏవం విద్వాన్ సామ గాయతి ఉభౌ స గాయతి ఎవ్వరైతే అట్టి దేవదేవుని ఎరుగుచు సామగానము చేయుచున్నారో వారు ఇహపర రూపములగు అభయము రుక్ వాక్ సామ అర్థోపాసనలను ఉపాసించువారుగుచున్నారు. సో అమున ఏవ స ఏష ఏ చ అముష్మాత్ పరాంచో లోకాంతాంచ ఆప్నోతి దేవ కామాంశ్చ అట్టి పరమాత్మను ఎవ్వరైతే ఉద్దీతగానము ద్వారా ఉపాసిస్తున్నారో వారు పరమునగల దివ్యలోకములు ప్రాప్తించుకోగలరు. దివ్యపురుషులగు దేవతలచే హిరణ్యగర్భునిచే దేవతాలోక భోగములు ప్రసాదించబడుచున్నారు. అథానేనైవ ఏ చేతస్మాదర్వాంచో లోకాస్తాక్శ్చాప్నోతి మనుష్యకామాక్శ్చ తస్మాదు హైవం విదుగ్గత బ్రూయాత్ జూలై 8, 2001. 8 అథ అనేనా ఏవయే చాయే తస్మాత్ అర్వాంచో లోకా హతాంశ్చ ఆప్నోతి మనుష్య కామాంశ్చ తస్మాత్ ఊహా ఏవం విత్ ఉద్గతా బ్రూయాత్. యజ్ఞవిధులందు యజ్ఞకర్తను తదితరులను ఉద్దేశించి ఉద్గాత సామగానము చేయు యజ్ఞవిధిలోని నిర్వాహకుడు ఏ ఉత్తమ ఆశీర్వాదములు పలుకుచున్నాడో అట్టి తాము కోరుకున్న ఉత్తమ లోకములను ఆ పరమపురుషుని ఉపాసించు మానవులు సర్వత్ర పరమాత్మ సంకల్పములను దర్శించువారు పొందగలరు. వాసనాత్ వాసుదేవస్య వాసుతం తే జగత్రయం సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే కంతే కామమాగాయనిత్యేషా హేవ కామాగణస్యేష్టేయ ఏవం విద్వాన్ సమగాయతి సామగాయతి. జూలై 9, 2001. ఇతి సప్తమః ఖండః. 9 కంతే కామం ఆగాయనితి ఏష హి ఏవ కామాగానస్య ఇష్టే యా ఏవం విద్వాన్ సామగాయతి సామగాయతి. ఉద్గాత సామగానము చేస్తూ యజ్ఞకర్తకు శ్రోతలకు సభికులకు ఏ భవతు అని గానం చేస్తున్నారో అట్టి సామగాన ప్రయోజనములు పరమపురుషోపాసన చేయుచున్నవారికి స్వాభావికంగానే సిద్ధించగలవు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే 7, 1-8. ప్రథమ ప్రపాఠకః 8, సామయొక్క గతి ఏది. త్రయో హోద్గీథే కుశలా బభూవః శలకః శాలావతేశ్చేకితాయనో దాల్భ్యః ప్రవాహనో జైవలిరితీతే హోచురుద్గీథే వైకుశలాః స్మో హంతోద్గీథే కథాం వదామ ఇతి. ఆగస్ట్ 1, 2001. 1 త్రయో హౌద్గీథే కుశలా బభూవః శలకః శాలావత్యః చేకితాయనో దాల్భ్యః ప్రవాహనో జైవలః ఇతి. అట్టి ఉద్గీతము సామ గానము చేయగల నిష్ణాతులైనవారు కుశలురు ముగ్గురు ముఖ్యమైనవారిని తలుచుకొని నమస్కరిస్తున్నాము. 1 శాలవత్యని కుమారుడు శలకమ్ముని, 2 దాల్భ్యవంశీయుడు చేకితాయనముని, 3 జీవలిని కుమారుడు ప్రవాహణముని జైవలి. తే హ ఊచుః ఉద్గీథే వైకుశలాః స్మహ హంత ఉద్గీథే కథాం వదామ ఇతి. మహనీయులగు అట్టి ముగ్గురు మునీశ్వరులు ఒక సందర్భంలో కలుసుకొని ఈ విధంగా సంభాషించసాగారు. ముగ్గురు మునీశ్వరులు, ఓ మునివర్యులారా, ఉద్గీతగానము తత్వవర్ణన తత్వప్రశంస ఎందుకు సులరమైనాము కనుక మీరు ఇష్టపడితే మనము ఉద్గీతగానము గురించి సంభాషించుకుందాము. తథేతి హ సముపవివిశుః సహ ప్రావహణో జైవలిర్వాచ భగవంతావగ్రే వదతాం బ్రాహ్మణయోర్వదతోర్వాచ శ్రోష్యామితి. ఆగస్ట్ 2, 2001. 2 తథా ఇతి హ సముపవివిశుః సహ ప్రవాహణో జైవలః ఉవాచ భగవంతౌ అగ్రే వదతాం బ్రాహ్మణ యోహ వదతోహ వాచగ్ శ్రోష్యామి ఇతి. మునుల సభ ప్రారంభమైనది. ప్రవాహనో జైవలి మునీంద్రుడు లేచి నిలుచుని, ఓ శాలవత్య కుమారులగు శలక మునీంద్ర, దాల్భ్యవంశీయులగు చేకితాయన ముని సత్తమ, మీరిద్దరూ అగ్రతాంబులార్హులు, నాచే నమస్కారార్హులు. మీరు ముందుగా బ్రాహ్మణములను గానం చేయండి, మేమంతా శ్రవణము చేస్తాము. సహ శలకః శాలావతేశ్చేకితాయనం దాల్భ్యమువచ హంతత్వ పృచ్ఛానితి పృచ్ఛేతి హోవచ. ఆగస్ట్ 3, 2001. 3 సహ శలకః శాలావతేయ చేకితాయనం దాల్భ్యం ఉవాచ హంతత్వ పృచ్ఛానితి పుచ్ఛేతి హ ఉవాచ. శలక శాలావత్యుడు చేకితాన దాల్భ్యనితో, అయ్యా చేకితాన దాల్భ్య మహాశయ, నాదొక చిన్న ప్రశ్న, అనుజ్ఞా అయితే అడుగుతాను. ఈ రీతిగా ఈ సత్సంగ సందర్భమును మనిద్దరము ప్రారంభిద్దాము. చేకితాన దాల్హ్యుడు శలక శాలవత్య మునీంద్ర, అట్లాగే అడగండి, నాకు తెలియవచ్చినంతవరకు మీ ప్రశ్నలకు సమాధానము మనవి చేస్తాను. కా సామ్నో గతిరితి స్వర ఇతి హోవాచ స్వరస్యకా గతిరితి ప్రాణ ఇతి హోవాచ ప్రాణస్యకా గతిరిత్యన్నమితి హోవాచాన్నస్యకా గతిరిత్యప ఇతి హోవాచ. ఆగస్ట్ 4, 2001. 4 కా సామ్నో గత్యః ఇతి స్వర ఇతి హ ఉవాచ స్వరస్యకా గత్యః ఇతి ప్రాణ ఇతి హ ఉవాచ ప్రాణస్యకా గత్యః ఇతి అన్నం ఇతి హ ఉవాచ అన్నస్య కా గత్యః ఇతి ఆప ఇతి హ ఉవాచ. గతి పోక త్రోవ ఉపాయము శరణము విధము దశ ఆధారము చలనము నడక ప్రవేశము ప్రాప్తి దిక్కు ఫలితము శిలక శాలవతీయుడు సామ యొక్క గతి ఆశ్రయము ఏమయున్నది? చేకితాన దాల్భీడు స్వరము శిలక శాలవతీయుడు స్వరము యొక్క గతి ఏది? చేకితాన దాల్భీడు ప్రాణము శిలక శాలవతీయుడు ప్రాణము యొక్క గతి ఏది? చేకితాన దాల్భీడు అన్నం ఇంద్రియములకు ఆహారమగుచున్న శబ్ద స్పర్శ రూపరసగంధ విషయములు. శిలక శాలవత్యుడు అన్నము యొక్క గతి ఏది? చేకితాన దాల్హీడు ఆపహ జలము అపాంకా గతిరిత్య సౌ లోక ఇతి హోవచాముష్య లోకస్య కా గతిరితి న స్వర్గం లోకమితి నయదితి హోవచ స్వర్గం వయం లోకం సామాభిసంస్థాపయామ స్వర్గ సంస్థావధి సామెతి ఆగస్ట్ 5, 2001 అపాంకా గత్యః ఇతి అసౌ లోక ఇతి హ ఉవచ అముష్య లోకస్య కా గత్యః ఇతి శిలక శలావత్య ముని అపాం జలము నకు గతి ఏది? చేకితాయన దాల్భ్య ముని ఆలోకము స్వర్గలోకము అముష్యలోకము శిలక శలావత్య ముని అముష్యలోకము ఎటు గతిస్తోంది? న స్వర్గం లోకం అతినయేత్ ఇతి హ ఉవచ స్వర్గం వయం లోకం సామ అభిసంస్థాపయామ స్వర్గ సంస్థావగ్ హి సామ ఇతి. చేకితాయన దాల్భ్యముని స్వర్గమునకు ఆవల ఇంకేమీ లేదు, అందుచేత స్వర్గలోకమునకు ఆవల స్తుతించవలసిన మరొక గతి లేదు. సామమునే స్వర్గముగా వర్ణించుచున్నారు కదా, స్వర్గములోనే సామము సంస్థితము, అందుచేత స్వర్గమునందే సామము కొరకై వెతికి పట్టుకోవాలి. సామము స్వర్గలోకము దాటి వెళ్లవలసినది ఏదీ లేదు. తంహ శిలకః శాలావతేశ్చేకితాయనం దాల్భ్యమువాచ ప్రతిష్ఠితం వైకేలతే దాల్భ్య సామ యస్త్వేతర్హి బ్రూయాన్మూర్ధాతే విపతిష్యతితి మూర్ధాతే విపతేదితి ఆగస్ట్ 6, 2001 తంహ శిలకః శాలవత్యః చేకితాయనం దాల్భ్యం ఉవాచ అప్రతిష్ఠితం వైకేలతే దాల్భ్య సామయస్తు ఏతర్హి బ్రూయాన్ మూర్ధాతే విపతిష్యతి ఇతి మూర్ధాతే విపతేత్ ఇతి. శిలక శాలవత్య ముని ఓ చేకితాయన దాల్భ్య మునివర్య, మీరు వర్ణించిన సామగానము గురించిన ముగింపులో ఒక అప్రతిష్టము లేక దోషము ఉన్నదని నా మనవి. మీరు చేసిన సామగానము గురించిన ముగింపు మీ శిరస్సు నేలకూలదని చెప్పగలరా? ఓ దాల్భ్య, మీ బుద్ధ తల క్రింద పడగలదు సుమ, అనగా విజుల సభలో మీరు తల వంచవలసి వస్తుంది అని భావన. హంతాహమే తద్భగవతో వేదానితి విద్ధితి హోవాచాముష్య లోకస్య కా గతిరితియం లోక ఇతి హోవాచాస్య లోకస్య కా గతిరితి న ప్రతిష్టాం లోకమితి నయదితి హోవాచ ప్రతిష్టాం వయం లోకం సామాభిసంస్థాపయామ ప్రతిష్టా సంస్థావగ్ హి సామెతి ఆగస్ట్ 7, 2001 హంత అహం ఏతత్ భగవతో వేదాని ఇతి విద్ధితి హ ఉవాచ అముష్య లోకస్య కా గత్యః ఇతి అయం లోక ఇతి హ ఉవాచ అస్య లోకస్య కా గత్యః ఇతి న ప్రతిష్టాం లోకం అతినయేత్ ఇతి హ ఉవాచ ప్రతిష్టాం వయం లోకగ్ సామ అభిసంస్థాపయామ ప్రతిష్టా సంస్థావగ్ హి సామత్ ఇతి. చేకితాయన దాల్భ్యాముని అహే భగవాన్, శలకమునీశ్వర, నాకు ఇంతకు మించి తెలియదు, అందుచేత మీరు సామగానము గురించి నేను చెప్పిన స్వర్గలోకమునకు మించి ఉత్తరోత్తర సత్యము ఏదైనా ఉంటే నాకు బోధించండి, నేను వింటాను. శిలక శాలావత్యముని ఓ తప్పకుండా అడగండి, చెప్తాను. చేకితాయన దాల్భ్యముని అముష్య స్వర్గ లోకము నుండి ఆపై గతి ఏది? శిలక శాలావత్యముని ఈ భూలోకమే. చేకితాయన దాల్భ్యముని ఈ భూ లోకమునకు తరువాత గతి ఏది? సారాంశము ఏది? శిలక శాలవత్యముని సారాంశము సామగానమే. అట్టి సామగానమును ఎవ్వరు లోకము నుండి మరొక చోటికి తీసుకుపోలేరు. సామగానమును ఈ లోకముననే సిద్ధించుకోవాలి. సామగాన సారాంశమే పృథివీ. తమ్ హ ప్రవాహణో జైవలిర్వాచాంతవద్వైకిలతే శాలావత్య సామయస్త్వే తర్హి బ్రూయాన్మూర్ధాతే విపతిష్యతీతి మూర్ధాతే విపతేదితి హంతాహమే తద్భగవతో వేదానితి విద్ధితి హోవాచ. ఆగస్ట్ 8, 2001. ఇతి అష్టమః ఖండః. 8. తమ్ హ ప్రవాహణో జైవల హ ఉవాచ అంతవత్వైకిలతే శాలావత్య సామ యస్తు ఏతర్హి బ్రూయాన్మూర్ధాతే విపతిష్యతి ఇతి మూర్ధాతే విపతేత్ ఇతి. ప్రవాహణ జైవలి ఓ శిలక శాలపత్యముని, సామగానము మరొక రీతిగా విశదీకరించబడుతోంది. ఆ మీరు చెప్పినదానికి మరొక వేరైన వివరణను విన్నవారు మీ శిరస్సు నేలవాలుతుంది అని చెప్పగలరు. మీ శిరస్సు నేల కూలగలదు. నీవు వారి అభిప్రాయము ముందు తలవంచవలసి వస్తుంది. హంతాహం ఏతత్ భగవతో వేదాని ఇతి విద్ధి ఇతి హ ఉవాచ. శిలక శాలవత్యముని మహనీయ ప్రవాహణ జైవలి మునీంద్ర భగవాన్, మీ దృష్టిలో ఉన్న అట్టి ఆపై విద్యాక్రమము ఏమిటో మీరే దయచేసి వివరించండి. నేను శ్రవణము చేసి నేర్చుకోవటానికి సంసిద్ధుడనే ఉన్నాను. ప్రవాహణ జైవలి అట్లే చెప్పుతాను, వినండి. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే 8:1-9. ప్రథమ ప్రపాఠకః 9. సామయుక్త గతి ఆత్మయే. అస్య లోకస్య కా గతిరిత్యాకాశ ఇతి హోవాచ. సర్వాణి హవా ఇమాని భూతాన్యాకాశాదేవ సముత్పద్యంత. ఆకాశం ప్రత్యస్తం యంత్యాకాశో హేవభ్యో జాయనకాశః. పరాయణం 1 సెప్టెంబర్. 1. అస్య లోకస్య కా గత్యః ఇతి. ఆకాశ ఇతి హ ఉవాచ. సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ సముత్పద్యంత. ఆకాశం ప్రత్యస్తం యంతి ఆకాశో హి ఏవ ఏభ్యో జాయాన్. ఆకాశః పరాయణం. శిలక శాలావత్యముని, ఈ లోకము యొక్క లోకానంతరపు గతి ఏది? ప్రవాహణ జైవలి, లోకము యొక్క గతి ఆకాశము. ఎందుకంటే ఈ జీవులంతా ఆకాశము నుండే పుట్టుచున్నారు, తిరిగి ఆకాశమునందే లీనము అగుచున్నారు. సమస్తము ఆకాశము నుండే బయల్వెడలుతోంది. కనుక పంచభూతములలో ఆకాశమే తదితర భూజలన్ని వాయువుల కంటే గొప్పది, పెద్దది, శ్రేష్ఠము. ఆకాశమే ఆధారము. అందుచేత ఆకాశతత్వమే పరాయణము, శ్రేష్ఠాతిశ్రేష్ఠము. స ఏష పరోవరీయానుగిథ స ఏషోనంతః పరోవరీయో హాస్య భవతి పరోవరీయసో హ లోకాంజయతి య ఏతదేవం విద్వాన్ పరోవరీయాం సముద్గీతముపాస్తే. 2 సెప్టెంబర్. 2. స ఏష పరోవరీయాన్ ఉద్గీతః స ఏషో అనంతః పరోవరీయో హాస్య భవతి పరోవరీయా సో హ లోకాన్ జయతి య ఏతత్ ఏవం విద్వాన్ పరోవరీయాం సముద్గీతం ఉపాస్తే. అట్టి అత్యంత సూక్ష్మము శ్రేష్ఠము అగు ఆకాశము కంటే కూడా ఆత్మతత్వగాన రూపమగు ఉద్గీతము ఎంతో సూక్ష్మము శ్రేష్ఠము కూడా. అట్టి ఆత్మగురించిన ఉద్గీత వాక్యంగా ఆత్మ అనంతము. అట్టి పరోవరీయమే, పరమాత్మస్వరూపమే ఈ సమస్తము అయి ఉన్నది అని ఎరిగినవాడు దివ్య స్వర్గ లోకముతో సహా సమస్త లోకములను జయించి వేయగలడు. అట్టి పరోవరీయం పరమాత్మయే విద్వాంసులు సముద్గీతము గానము చేస్తూ ఉపాసించవలసిన పరాకాష్ఠగా భావిస్తున్నారు. తమ్ హైతమతి ధన్వా సౌనక ఉదరసాండిల్యాయుక్తోవాచ యావత్త ఏనం ప్రజాముద్గీతం వేదిష్యంతే పరోవరీయో హాభ్యస్తావదస్మిల్లోకే జీవనం భవిష్యతి. 3 సెప్టెంబర్. 2. 1. 3. తమ్ హ ఏతమ్ అతిధన్వా సౌనక ఉదర సాండిల్యాయ ఉక్త్వా ఉవాచ యావత్త ఏనం ప్రజాయాం ఉద్గీతం వేదిష్యంతే పరోవరియో హి ఏభ్యః తావత్ అస్మిల్లోకే జీవనం భవిష్యతి. శునక మహాముని కుమారుడు సౌనకుడు అతిధన్వా నామధేయుడు ఉదరసాండిల్యునికి ఈ విధంగా బోధిస్తూ ఇంకా ఇట్లు చెప్పసాగారు. అట్టి పరోవరియము ఉద్గీత గానముగా ఉపాసించుచుండగా వారు పరంపరగా ఉత్తమ జీవనము పొందగలరు. ఈ లోకములో జీవితము యొక్క సార్థకత సిద్ధించుకోగలరు. తథాముష్మీల్లోకే లోక ఇతి సయ ఏతమేవం విద్వానుపాస్తే పరోవరియా ఏవ హాస్యాస్మీల్లోకే జీవనం భవతి. తథాముష్మీల్లోకే లోక ఇతి లోకే లోక ఇతి సెప్టెంబర్ 4, 2001 తథా అముష్మీల్లోకే లోక ఇతి సయ ఏతత్ ఏవం విద్వాన్ ఉపాస్తే పరోవరియా ఏవః అస్య అస్మిల్లోకే జీవనం భవతి తథా అముష్మిల్లోకే లోక ఇతి లోకే లోక ఇతి ఇతి నవమః ఖండః. అంతేకాదు, అట్టి పరోవరియోపాసనచే ఆముష్మిక ఉత్తరోత్తర స్వర్గ దివ్య లోకములలో కూడా కీర్తిమంతులు కాగలరు. పరోవరియ ఉద్గీతము ఆత్మోపాసన ఎరిగినవారు అహ్యకాముష్మిక లోకములలో విజయము పొంది లోకలోకములలో ప్రకాశవంతులై లోకాతీత స్థానము సిద్ధించుకోగలరు. ఇది ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే 9:1-10. ప్రథమ ప్రపాఠక 10. యజ్ఞములకు ప్రస్తావ ప్రతిహర్త దేవతలు ఎవరు? మఠచిహతేషు కురుష్వాటిక్యా సహజాయోషస్థిర్హ చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాస అక్టోబర్ 1, 2001. మఠచి హతేషు కురుషు ఆటిక్య సహజాయ ఉషస్థిర్హ చాక్రాయణ ఇభ్యగ్రామే ప్రద్రాణక ఉవాస. కురు అనే దేశంలో ఒకానొక సమయంలో తుఫాను వడగళ్ల వానల కారణంగా పంటలన్నీ పాడైపోయినాయి. ఆ దేశంలో గల ఇభ్య అనే మావటివారి నివాస గ్రామంలో చక్రాయణుడు అను మరొక పేరుగల అశ్వస్తి ముని ఇంకా యవ్వనం కూడా రాణి వారి ధర్మపత్నితో నివసిస్తూ ఉండేవారు. అది పేదలు నివసిస్తున్న ఒక మారుమూల గల పల్లెటూరు. సహేభ్యం కుల్మాశాంఖాదంతం బిభిక్షే తగ్మహోవాచ నేతోనియే విద్యంతే యచ్చ ఏమ ఇమా ఉపనిహిత ఇతి అక్టోబర్ 2, 2001. రెండూ సహాయేభ్యం కుల్మాశాన్ఖాదంతం బిభిక్షే తమ్హ ఉవాచ నయేతో అన్యే విద్యంతే యచ్చ ఏమ ఇమా ఉపనిహిత ఇతి. ఆ ఉషస్తి ముని ఒకరోజు ఒక మావటివాణి ఇంటి దగ్గర నిలబడి భిక్షాం దేహి అని భిక్షము అడిగారు. మావటివాడు, ఓ ఉషస్తి మునీశ్వర, మీకు తెలుసు కదా ఇవి కరువుకాటకపు రోజులని. ఇంట్లో ఒలవ గుగ్గిళ్ళు, గుర్రాలకు ఆహారము లేక పుచ్చిన మినుగులు మాత్రమే ఉన్నాయి, మరింకేమీ లేవు. ఈ గుగ్గిళ్ళు మాత్రం ఉడకపెట్టి మీకు ఇవ్వగలను, తీసుకుంటారుగా? మరి కుల్మాషము గుగ్గిళ్ళు, కుడితినీరు, మినుగులు అని కూడా అర్థం చెప్పబడింది. ఏతేషాం మే దేహీతి హోవాచ తానస్మై ప్రదదౌ హంతానుపానమిత్యుచ్ఛిష్టం వై మే పీతం స్యాదితి హోవాచ అక్టోబర్ 3, 2001. మూడు ఏతేషాం మే దేహి ఇతి హ ఉవాచ తాన్ అస్మై ప్రదదౌ హంత అనుపానం ఇతి ఉచ్ఛిష్టం వై మే పీతం స్యాత్ ఇతి హ ఉవాచ. ఉషస్తి ముని చక్రాయణుడు, నాయన, మీరు కలిగియున్నవే తినటానికి నాకు ఇవ్వండి, నాకు చాలా ఆకలి వేస్తోంది. మీ దగ్గర లేనివాటి గురించి మీరు మాత్రం ఏమి చేస్తారు? మావటివాడు, అయ్యా, ఇదిగో పుచ్చివున్న ఈ గుగ్గిళ్ళు మీకు సంతోషంగా ఇస్తున్నాను, అయితే త్రాగటానికి మంచినీరు లేదు, మురికి నీరు మాత్రమే ఉన్నది, అవి ఎంగిలివి కూడా, జంతువులు ఎంగిలి చేశాయి. ఉషస్తి ముని బిడ్డా, అట్లాగే మీరు ఇంట్లో ఏ నీరు త్రాగుచున్నారో ఆ నీరే ఇవ్వండి, నేను సంతోషంగా త్రాగుతాను. ఎంగిలి నీరైనా కూడా దాహం తీరుస్తాయా లేదా అనేది ముఖ్యం. జగత్తులో ఎంగిలి కానిదేముంటుంది? నా స్విదేతే ప్యుచ్ఛిష్ట ఇతి నవ అజీవిష్యమమాన ఖాదన్నితి హోవాచ కామోమ ఉదపానమితి అక్టోబర్ 4, 2001. నాలుగు నస్విత్ ఏతే అపి ఉచ్ఛిష్టౌ ఇతి నవ ఆజీవిష్యం ఇమాన్ అఖాదన్ ఇతి హ ఉవాచ కామోమ ఉదకపానం ఇతి. గుగ్గిళ్ళు తిన్న తరువాత, నాయనా, ఆకలి తీర్చటానికి ఉపయోగపడుచు ఉన్నప్పుడు ఏ పదార్థమైనా నీచము అని మరొకదానిని ఉచ్చము అని ఎట్లా అంటాము? అందుచేత చక్కగా తిన్నాను, నీవు ఇచ్చిన నీళ్లు కూడా నా దాహం తీర్చింది, నాకు సంతోషము అని ఆ మావటివాణిని ఉషస్తముని ఆశీర్వదించారు. సహ ఖాదిత్వా తిశేషాంజయ ఆజహార సాగ్ర ఏవ సుభిక్షా బభువ తాంప్రతి గుహ్య నిదధౌ అక్టోబర్ 5, 2001 5 సహ ఖాదిత్వా అతిశేషాంజయ ఆజహార సా అగ్ర ఏవ సుభిక్షా బభూవ తాన్ ప్రతిగృహ్య నిదధౌ తాను తిన్న తరువాత మిగిలిన కొంచెము గుగ్గిళ్లను భార్య యొక్క ఆహారము కొరకే ఇంటికి తీసుకొనిపోయారు. ఆమె భిక్షము ఎత్తుకొని వచ్చి అప్పటికే ఆహారము భుజించియున్నందువల్ల భర్త తెచ్చిన గుగ్గిళ్లను ఇంటిలో దాచిపెట్టింది. సహ ప్రాతః సంజిహాన ఉవాచ యద్భతాన్నస్య లభేమహి లభేమహి ధనమాత్రాగ్రాజాసౌ యక్ష్యతే సమ్మ సర్వైరాత్ విజయర్వృణితేతి అక్టోబర్ 6, 2001 6 సహ ప్రాతః సంజిహాన ఉవాచ యద్భత అన్నస్య లభేమహి లభేమహి ధనమాత్ర రాజా అసౌ యక్ష్యతే సమా సర్వయః ఋత్విజయః వృణీత ఇతి. ఆ మరునాడు నిద్రలేచిన తరువాత ఆ చాక్రాయణ ఉషస్థిముని ఇట్లా పలికారు. ఓ భార్యామణి, ఆహా, మరికొన్ని గుగ్గేళ్ళు ఉంటే బాగుండేది, హాయిగా తినేవాళ్లం. ఇదంతా ధనం లేకపోవటం వలనే కదా. ధనం సంపాదించదలిచాను. ఈ సమీపంలో గల ఒక ప్రదేశంలో రాజుగారు ఒక యజ్ఞం చేస్తున్నారని విన్నాను. వెళ్లివారి యజ్ఞ కార్యక్రమములోని ఋత్విజులలో ఒకడినే యజ్ఞ కార్యక్రమమును సేవిస్తాను. వారు నన్ను స్వీకరించవచ్చు కదా? అప్పుడు ఋత్విజ సంభావన రాజుగారు ఇవ్వవచ్చు కదా? తం జాయోవాచ హంతపత ఇమ ఏవ కుల్మాషా ఇతి తాన్ఖాదిత్వామం యజ్ఞం వితతమేయ అక్టోబర్ 7, 2001 7 తం జాయోవాచ హంతపత ఇమ ఏవ కుల్మాషా ఇతి తాన్ ఖాదిత్వా అముం యజ్ఞం వితతం ఏయాయ. చక్రాయణ నామధేయ ఉషస్థిముని మాటలకు ఆయన భార్య సంతోషించారు. రాత్రి తాను దాచిపెట్టిన ఒలవచిక్కుళ్ల గుగ్గిళ్ళు కుల్మాషములు తెచ్చి ఇచ్చి యాగము జరిగేచోటికి వెళ్లి ఋత్విక్కుగా పాల్గొనమని ప్రోత్సాహం చేశారు. ఆ కుల్మాషములు తిని ఆశస్తి ముని యజ్ఞము చేయుచున్న చోటికి వెళ్లారు. యజ్ఞకర్తయగు రాజును దర్శించారు. తత్రోద్గాతృనాస్తావే స్తోష్యమానానుపోపవివేశ సహ ప్రస్తోతారమువాచ అక్టోబర్ 8, 2001 8 తత్ర ఉద్గాతృన్ ఆస్తావే స్తోష్యమాణ అనుపోప వివేశ సహ ప్రస్తోతారం ఉవాచ యజ్ఞ వేదిక వద్ద ఆ తరువాత స్తోత్రములు చేయుచున్న ఉద్గాతలు ఋత్విక్కుల మధ్యగా వెళ్లి కూర్చున్నారు. ఇక యజ్ఞం ఆరంభం కాబోతోంది. ఉషస్థిముని అక్కడ యజ్ఞ ప్రదేశములో గల ప్రస్తోతతో ఇట్లు పలికారు. ప్రస్తోతర్యా దేవతా ప్రస్తావమన్వయ తాతాం చేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధా తే విపతిష్యతితి అక్టోబర్ 9, 2001 9 ప్రస్తోతహయా దేవత ప్రస్తావం అన్వయత్తా తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధా తే విపతిష్యతి ఇతి. ఉషస్థిముని, అయ్యా ప్రస్తోతగారు, మీరు ప్రస్తావం ఇంట్రొడక్షన్ చేస్తూ ఏ దేవతను ప్రస్తుతిస్తున్నారో తెలుసు కదా. అట్టి ప్రస్తావ దేవత యొక్క తాత్విక ప్రయోజనమైన పరమార్థమును తెలుసుకొనియే చేస్తున్నారు కదా. ఒకవేళ ప్రస్తావ దేవత పరమార్థమును తెలియకుండానే చేస్తున్నారా ఏమీ? తెలియకుండా దేవతాస్తుతులు మాత్రం గానం చేస్తూ ఉంటే మీరు ఎప్పుడో మీ తల దించుకోక తప్పదు. ప్రస్తావ దేవత తెలియకుండా ఉన్నవారైతే మీ తల ఆ విధంగా తెగి నేలకొలుతుంది. ఏవమేవోద్గాతారమువాచోద్గాతర్యా దేవతోద్గీతమన్వయత్త తాం చేద విద్వాన్ గాస్యసి మూర్ధాతే విపతిష్యతితి అక్టోబర్ 1, 2010 10 ఏవం ఏవ ఉద్గాతారం ఉవాచ ఉద్గాతహయా దేవత ఉద్గీతం అన్వయత్త తాం చేత్ ఆ విద్వాన్ ఉద్గాస్యసి మూర్ధాతే విపతిష్యతి ఇతి. ఆ తరువాత ఉద్గాతారుని వైపు చూచి ఆ ఉద్గాతారునితో ఇట్లా అన్నారు. ఓ ఉద్గాతారా, ఏ దేవత గురించి మీరుద్గీత గానము చేస్తూ ఉన్నారో అట్టి దేవత ఎవరో తెలియకుండా అవిద్వాన్ గానము మాత్రము చేస్తూ ఉంటే ఉద్గాస్యసికిం? అప్పుడు మీరు శిరస్సు వంచుకోవలసి వస్తుంది. విదిత వేద్యుల సభలో మీ శిరస్సు తెగి క్రింద పడగలదు. ఏవమేవ ప్రతిహత్తారమువచ ప్రతిహత్తర్యా దేవత ప్రతిహారమన్వయత్తా తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతీతి తే హసమారతాస్తూష్ణీమా సాంచక్రరే అక్టోబర్ 1, 2011 ఇతి దశమ ఖండః పదకొండు ఏవం ఏవ ప్రతిహర్తారం ఉవాచ ప్రతిహర్తః యా దేవతా ప్రతిహారం అన్వయత్తా తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇతి. అటు తరువాత ఉషస్థిముని అక్కడి ప్రతిహర్తారుని స్థానంలో ఆసీనులైన ప్రతివర్తారుని చూచి ఇట్లా పలికారు. ఓ ప్రతిహర్తార ఋత్విక్కు మహాశయ, మీరు కనుక ప్రతిహర్తార దేవత ఎవరో పరమార్థమును తెలియకుండా ప్రతిహార ద్వారపాలక గానము చేస్తూ ఉంటే, స్వాగత ప్రవచనాలు పలుకుతూ ఉంటే, మీరు అవిద్వాంసులే ప్రతిహారము పనిష్మెంట్ పొందగలరు సుమ. మీరు శిరస్సు దించుకోవలసిన సమయం వస్తుంది, అనగా మీ పాండిత్యపు శిరస్సు తెగిపోగలదు. అందుచేత ప్రతిహర్తార్య దేవతను తెలుసుకుని ఉన్నారని అనుకుంటున్నాను. తే హసమారతా హతూష్ణీం ఆసాంచక్రిరే. అట్టి ఉషస్థిముని వాక్యములు విని యజ్ఞకర్త అక్కడ యజ్ఞము నిర్వర్తిస్తున్నవారు, పర్యవేక్షిస్తున్నవారు, ఆ కార్యక్రమంలో ఉపాసకులై పాల్గొనుచున్నవారు వారంతా కూడా వారివారి పనులను ఆపి ఉషస్థిముని ఆసీనులై ఉన్నచోట దృష్టి సారించసాగారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే దశమః ఖండః 1-11. ప్రథమ ప్రపాఠకః ఏకాదశః ఖండః. ఆదిత్యుడు ప్రస్తావ దేవత అన్నమే ప్రతిహర్త. అథ హైనం యజమాన ఉవాచ భగవంతం వాహం వివిధిషానికి శస్తిరస్మి చాక్రాయణ ఇతి హోవాచ. నవంబర్ 1, 2001. 1 అథ ఏనం యజమాన ఉవాచ భగవంతం వాహం వివిధిషాని ఇతి. ఉషస్థ్యః అస్మి చాక్రాయణ ఇతి హ ఉవాచ. యజ్ఞం యొక్క యజమాని యజ్ఞకర్త అయిన రాజుగారు, అయ్యా భగవాన్, మీరెవ్వరో, ఎందుకు వచ్చారో, ఏమి ఉద్దేశ్యమో ఈ యజ్ఞ ప్రాంగణ సభకు ముందుగా వివరిస్తూ తెలియజేయమని నా ప్రార్థన. ఉషస్థిముని, అయ్యా, నేను చక్రాయణ మహర్షి కుమారుడను, చాక్రాయణుడను, ఉషస్థి మునిగా మునుల లోకంలో పిలువబడువాడను. సహోవాచ భగవంతం వా అహమేభ్యః సర్వైరాత్విజ్యై పర్యేషిషం భగవతో వా అహమవిత్యాన్యనవృషి. నవంబర్ 2, 2001. భగవాంస్త్వేవ మే సర్వైరాత్విజ్యేరితి తథేత్యథ తర్హ్యత ఏవ సమతిసృష్టాః స్తువతాం యావత్వేభ్యో ధనం దద్యాస్తావన్మమ దద్యా ఇతి తథేతి హ యజమాన ఉవాచ. నవంబర్ 3, 2001. 2 సహ ఉవాచ భగవంతం వాహం ఏభ్యః సర్వైః ఆత్విజ్యః పర్యయేషిషం భగవతో అహం అవిత్య అన్యాన్ అవృషి. భగవాంస్త్వ త్వ ఏవ మే సర్వైః ఋత్విజయః ఇతి. ఋత్విక్కు మరియు యజమాని, హే భగవాన్, నమో నమః. మీరు ఉద్యితగాన దేవత యొక్క తాత్వికార్థము ఎరిగి ఉండుటము గురించి ప్రశ్నిస్తున్నారు కదా. సంతోషము. మిమ్ములను ఋత్విజునిగా ఈ యజ్ఞమునకు ఆహ్వానించాలని మేము అనుకున్నాము. మీ గురించి అన్వేషించి ప్రయత్నించాము కూడా, మీరు మా వార్తాహరులకు దొరకలేదు. అందుచేత వేరే ఋత్విజులను నియమించాము. సరే, ఇప్పుడు ఈ యజ్ఞమును ఋత్విజులై పర్యవేక్షించవలసినదిగా మా విన్నపము. 3 తథా ఇతి. అథ తర్హి ఏతయేవ సమతిసృష్టాః స్తువతాం యావత్ తేభ్యో ధనం దద్యాః తావన్ మమ దద్యా ఇతి తథా ఇతి హ యజమాన ఉవాచ. ఉషస్థిముని, భగవాన్, యజమాని, ఈ యజ్ఞమును నిర్వహించటానికి నేను సిద్ధమే. అందుకు 2 నియమములు మీరు అంగీకరించెదరుగాక. 1, నేను ఋత్విజునిగా యజ్ఞము నిర్వహిస్తుండగా ఋత్విజులంతా నేను చెప్పిన రీతిగా నా ఆధ్వర్యంలో స్తుతిగానములు అర్థము తెలుసుకుంటూ చేయిచుండెదరుగాక. 2, ఈ ఋత్విజులందరికీ ఎంత ధనము ఇస్తున్నారో అంతమాత్రమే ధనమును నాకు కూడా ఋత్విజ తాంబూలముగా ఇప్పించండి, అంతకు మించి వద్దు. యజమాని, మీ 2 నియమములు నాకు అంగీకారమే. అథహైనం ప్రస్తోతోపససద ప్రస్తోతర్యా దేవత ప్రస్తావమన్వయత్తా తాం చేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతీతి మా భగవానవోచత్కతమా సా దేవతేతి. నవంబర్ 4, 2001. 4 అథహ ఏనం ప్రస్తోత ఉపససద ప్రస్తోతః యా దేవత ప్రస్తావం అన్వయత్తా తాం చేత్ అవిద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతి ఇతి. మా భగవాన్ అవోచత్ కతమా సా దేవత ఇతి. ప్రస్తుత దేవతాహ్వానములను తదితర మంత్రములను ప్రస్తావన చేస్తూ విస్తరించి సవివరించు ఋత్విక్కు, హే ఉషస్తి భగవాన్, ప్రస్తుతించబడుచున్న దేవత ఎవరో తెలుసుకోకుండా అవిద్వాంసుడై ప్రస్తావన ఇంట్రొడక్టరీ గానము చేస్తూ ఉంటే శిరస్సు దించవలసిన సందర్భం వస్తుందని, శిరస్సు ఖండింపబడగలదని మీరు ఇప్పుడు అని ఉన్నారు కదా. హే భగవాన్, ఈ యజ్ఞములో ఉద్గీత గానము చేయబడు దేవత ఎవరు? మీకు తెలిసి ఉంటుంది, దయచేసి వివరించండి. ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవాభిసంవిశంతి ప్రాణమభిజిహతే సైషా దేవత ప్రస్తావమన్వయత్తా తాం చేద విద్వాన్ ప్రాస్తోష్యో మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య మయతి. నవంబర్ 5, 2001. ప్రాణ ఇతి హౌవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణం ఏవ అభిసంవిశంతి ప్రాణం అభి ఉజిహతే స ఏషా దేవతా ప్రస్తావం అన్వయత్త తాం చేత్ అవిద్వాన్ ప్రాస్తోష్యో మూర్ధా తే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇతి. ఉషస్తిముని, యజ్ఞమునకు ముఖ్యమైన ముందుగా ప్రస్తావించవలసిన ప్రస్తోత దేవత ప్రాణదేవతయే. ఈ సృష్టిలో కనిపిస్తున్న చరాచరములన్నీ కూడా చివరికి ప్రాణశక్తి యందే లయమగుచున్నాయి. ప్రాణమునందే సృష్టి సమయంలో తిరిగి ఉద్భవిస్తూ ఉన్నాయి. అందుచేత ప్రస్తావగానమునకు దేవత ప్రాణమే అని పూజిలగు వేదవిధుల నిర్ణయము. అట్టి ప్రాణదేవత గురించి మీరు తెలుసుకోకుండా లేదా ఋత్విక్కుగా నేను సభకు తెలియజేయకుండా కేవలము ఉద్గీతగానము నోటితో మాత్రమే పలుకుతూ ఉంటే, అర్థం తెలియకుండా ప్రస్తావగానమును చదువుతూ ఉంటే అట్టి ఋత్విజుడు ఎప్పటికైనా ఎక్కడో తలవంచుకొని సిగ్గుపడక తప్పదు. అందుచేత శిరస్సు తెగిపోగలదు అని నాచే జాగ్రత్త చెప్పబడింది. అథ హైనముద్గాతోపససాదోద్గాతర్యా దేవతోద్గీతమన్వయత్త తాం చేద విద్వానుద్గాస్యసి మూర్ధా తే విపతిష్యతీతి మా భగవానవోచత్కతమా సా దేవతేతి. నవంబర్ 6, 2001. 6. అథ ఏనం ఉద్గాత ఉపససాద ఉద్గాత యా దేవతా ఉద్గీతం అన్వయత్త తాం చేత్ అవిద్వాన్ ఉద్గాస్యసి మూర్ధా తే విపతిష్యతి ఇతి మా భగవాన్ అవోచత్ కథమా సా దేవత ఇతి. ఉద్గాత ఋత్విక్కు, హే చక్రాయణ ఉషస్తిమునివర్య, ఉద్గానముతో మనము ప్రశంసిస్తున్న లేక స్తోత్రము చేయుచున్న లేక ప్రస్తావము చేయుచున్న దేవత యొక్క పరార్థము తాత్వికార్థము తెలియకుండానే అవిద్వాంసుడై ఉద్గీతస్తుతి పలుకుతూ ఉంటే అట్టి అవిద్వాంసుడగు ఉద్గాతగా నా శిరస్సు నెలకొలగలదని మీరు ఇందాక హెచ్చరించారు కదా. ఇప్పుడు మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను. యాగములలో ఉద్గీతగానము చేస్తున్నాము కదా, అట్టిగానము చేయబడుచున్న దేవత ఎవరు? దయచేసి చెప్పండి. నేను మీనుండి ఎరుగుటకు సంసిద్ధుడను. ఆదిత్య ఇతి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతాన్యాదిత్యముచ్చే సంతం గాయంతి సైష దేవతోద్గీతమన్వయత్తా తాం చేద విద్వానుదగాస్యో మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య మయతి. నవంబర్ 7, 2001. 7. ఆదిత్య ఇతి హౌవాచ సర్వాణి హవా ఇమాని భూతాని ఆదిత్యం ఉచ్చయః సంతం గాయంతి స ఏషా దేవతా ఉద్గీతం అన్వయత్తా తాం చేత్ అవిద్వాన్ ఉదగాస్యో మూర్ధా తే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇతి. ఉషస్తిముని, అట్టి ఉద్గీతము లేక ఉద్గీతగానము ఉద్దేశించు ప్రస్తావ దేవత ఆదిత్యుడు లేక సూర్యభగవానుడే. ఆదిత్యుడు ఉదయించగానే ఈ చరాచర ప్రకృతి అంతా, ఈ భూతజాలమంతా కూడా ఉత్తేజితమై నిదురలేస్తోంది. ఆ సూర్యభగవానుని ఉద్గీత మహాత్మ్య గానము చేస్తూ జాగ్రత్ను స్వీకరిస్తోంది. ఈ విషయము ఎరిగి వేదగానము చేస్తూ యజ్ఞ యాగ విధానము ప్రారంభం చేయాలి. ఈ సూర్యుడే పరమాత్మ అని ఎరుగకుండా ప్రస్తావ దేవతగా భావించకుండా ప్రస్తావన స్తుతులు గానం చేస్తూ ఉంటే అట్టివాడు తలవంచవలసి ఉంటుంది. శిరస్సు తెగి నేలపై పడుతుంది అని గుర్తుచేయటానికే ప్రస్తోత ప్రస్తావ దైవమును ఎరిగి ఉండాలి అని నేను చెప్పాను. అథహైనం ప్రతిహత్తోపససాద ప్రతిహత్తర్యా దేవత ప్రతిహారమన్వయత్తా తాం చేద విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధా తే విపతిష్యతీతి మా భగవానవోచత్కతమ సా దేవతేతి నవంబర్ 8, 2001. 8 అథాహాయనం ప్రతిహత్త ఉపససద ప్రతిహత్త యా దేవతా ప్రతిహారం అన్వయత్త తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధా తే విపతిష్యతి ఇతి. మా భగవాన్ అవోచత్ కతమా సా దేవతా ఇతి. ప్రతిహత్త అడ్డగించు, విరుద్ధ విరాస్త తోసిపుచ్చు చమత్కారి. ఓ చక్రాయణ ఉషస్తి మునీశ్వర భగవాన్, ప్రతిహత్తగా దేవత ఎవరో, దివ్యతత్వము ఏమిటో తెలుసుకోకుండా ప్రతిహత్తగా గానం చేస్తూ ఉంటే తత్వార్థము పట్ల అవిద్వాంసుడై పరమార్థము తెలియకయే ప్రతిహారము నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు తలదించవలసి ఉంటుంది, తల తెగిపడినట్లు అవుతుంది అని మీరు అభిప్రాయము చెప్పారు కదా. అట్టి ప్రతిహత్త ప్రతిహర దేవత ఎవరే ఉన్నారో దయతో వివరించండి. నేను మీ వద్ద ఈ విషయం అధ్యయనుడను అవుతాను. అన్నమితి హోవాచ సర్వాణి హవా ఇమాని భూతన్యన్నమేవ ప్రతిహర్మాణాని జీవంతి సైషా దేవతా ప్రతిహారమన్వయత్త తాం చేదవిద్వాన్ ప్రత్యహరిష్యో మూర్ధా తే వ్యపతిష్యత్తథోక్తస్య మయతి తథోక్తస్య మయతి. నవంబర్ 9, 2001. 9 అన్నం ఇతి హ ఉవాచ. సర్వాణి హవా ఇమాని భూతాని అన్నం ఏవ ప్రతిహరమాణాని జీవంతి సా ఏషా దేవతా ప్రతిహారం అన్వయత్త తాం చేత్ అవిద్వాన్ ప్రతిహరిష్యో మూర్ధా తే వ్యపతిష్యత్ తథా ఉక్తస్య మయా ఇతి. తథా ఉక్తస్య మయా ఇతి. ఇతి ఏకాదశః ఖండః. ఉషస్తిముని, అట్టి దేవత అన్నము. ఎందుకంటే ఈ చరాచర జీవరాశులంతా అన్నము యొక్క ప్రతిక్రియ చేతనే జీవిస్తూ ఉన్నారు కదా. ప్రతిహారగాన యుక్తము అన్నము అని తెలియక గానము చేస్తే అర్థము తెలియకుండా గానము చేయటం చేత అవిద్వాంసుడు అవటం చేత అట్టి ప్రతిహర్యము వలన ఎప్పుడో తలవంచవలసి వస్తుంది. అందుకే తల తెగగలదు అని నాచేత చెప్పబడింది. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే 11, 12. ప్రథమ ప్రపాఠకః 12. శ్వేతశునకములు సామగానం చేయుట. అథాతః సౌవ ఉద్దితస్తద్ధ బకో దాల్భ్యో గ్లావోవ. మైత్రేయ స్వాధ్యాయముద్వవ్రాజ. డిసెంబర్ 1, 2001. 1 అథ అథ సౌవ ఉద్గీతః తద్ధ బకో దాల్భ్యో గ్లావోవ మైత్రేయః. స్వాధ్యాయం ఉద్వవ్రాజ. అర్థము దేవత యొక్క తత్వార్థము తెలియకుండా ఉద్గీతగానము చేయటం విషయంలో కుక్కరు కూడా ఉద్గీతగానము చేయగలవుకూడా. ఒకప్పుడు దాల్భ్య బకముని మైత్రేయ గ్లావ ఋషి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో స్వాధ్యాయము చేయనారంభించారు. అక్కడి గ్రామ సమీపంలో గల ఆశ్రమంలో వేదములు అభ్యసించసాగారు. తస్మై స్వా శ్వేతః ప్రాదుర్బభూవ తమన్యే స్వాన ఉపసమేత్యచురన్నం నో భగవానగాయత్వసనయమవ. ఇతి డిసెంబర్ 2, 2001. 2 తస్మై స్వా శ్వేతః ప్రాదుః బభూవ తమ్ అన్యే స్వాన ఉపసమైతి ఊచుః అన్నం నౌ భగవాన్ అగాయతి అసనయమవా ఇతి. కుక్కల స్వాశ్వేతః రూపందాల్చి అక్కడికి తెల్లటి కుక్కల రూపంలో వేదగాన దేవతలు వచ్చారు. అక్కడ ఒక తెల్లటి కుక్క వేదాధ్యయనులను సమీపించి ఇట్లా పలకసాగింది. ఓ దివ్యవేదాధ్యయన దేవతలారా, మాకు ఆకలి వేస్తోంది, అన్నము ఇప్పించండి, మీకు వశముగా ఉండి మేము కూడా గానం చేస్తాము. తాన్హోవా చెహైవ మా ప్రాతరుపసమియాతేతి తద్ధ బకో దాల్భ్యో గ్లావోవ మైత్రేయః ప్రతిపాలయాంచకార. డిసెంబర్ 3, 2001. 3 తాన్హ ఉవాచ ఇహ ఏవ మా ప్రాతః ఉపసమియాత ఇతి. తథ బకః దాల్భ్యో గ్లావో వా మైత్రేయః ప్రతిపాలయాంచకార. ఉద్గీత దేవతా శ్వేత శునకములు ఇట్లు చెప్పెను, రేపు ఉదయం మా దగ్గరకు రండి. బకముని దాల్భ్య బకముని మైత్రేయ గ్లావ ఋషి ఆ సమీపమున వేచి ఉండసాగారు, నిరీక్షించసాగారు. ఉద్గీతమును గానము చేస్తున్న శ్వేత శునకరూప గానదేవతలను గమనిస్తూ ఉండసాగారు. తే హ యథేవేదం బహిష్పవమానేన స్తోష్యమాణాః సంగ్రద్ధాః సర్పంతి త్యవమాససూపుస్తే హ సముపవిశ్య హిం చక్రుః. డిసెంబర్ 4, 2001. 4 తే హ యథ ఏవ ఇహ బహ్యః పవమానేన స్తోష్యమాణాః సంగ్రద్ధాః సర్పంతి ఇతి ఏవం ఆససూపుః తే హ సముపవిశ్య హిం చక్రుః. ఆ దేవతా శునకములు ఋత్విక్కులు గానం చేసే విధంగానే అవయవములు త్రిప్పుతూ మధురంగా ఉద్గీతగానము చేయసాగాయి. ఆ తరువాత ఆ శునకములు మంత్రములు చెప్పుచూ కూర్చుండిపోయాయి. ఓ యజ్ఞపురుషుడా, ఓ యాగకర్త, నమస్కారము. ఓం, మమ్ములను అన్నము తిననీయండి. ఓం, పానీయములు త్రాగనీయండి అని సమీపమున కూర్చుని అర్థించసాగాయి. ఓమదామోం పిబామోం దేవో వరుణః ప్రజపతః సవితాన్నమః హరదన్నపతే నమః హరాహరోమితి. December 5, 2001 ఇతి ద్వాదశః ఖండః. 5. ఓం ఆదామ, ఓం పిబామ, ఓం దేవో వరుణః ప్రజాపతయః సవిత అన్నం ఇహాహరత్ అన్నపతే అన్నం ఇహాహర ఆహర ఓం ఇతి. ఓం, మమ్ములను ఆహారము తిననీయండి, త్రాగనీయండి, పాడనీయండి. దేవదేవుడగు వరుణ భగవానుడు, ప్రజాపతి, సవిత్రు, సూర్య దేవుడు మాకు అన్నమును ప్రసాదించెదరుగాక. ఓ అన్నదేవత, అన్నపూర్ణాదేవి, మీరు మాకు అన్నము చేకూర్చండి. ఇక్కడ మేమున్న చోటనే ప్రసాదించండి. మాకు అన్నమును సమకూర్చమని అభ్యర్థన. ఇక్కడకు తెమ్ము, తెమ్ము. ఓం ఇతి. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమాధ్యాయే ద్వాదశః ఖండః 1, 13. ప్రథమ ప్రపాఠకః త్రయోదశః ఖండః. సామగాన స్వరములకు దేవతలు. అయం వావలోకో హావకారః వాయుర్హాయకారశ్చంద్రమా అథకారః ఆత్మేహకారోగ్నిరికార 1.13.1.1. అయం వావలోకో హావకారః వాయః హా ఇకారః చంద్రమా అథకారః ఆత్మా ఇహకారో అగ్నేహ ఈకారః. ఈ లోకము హావకారము, వాయువు హా ఈకారము, చంద్రుడు అథకారము, ఆత్మ జీవాత్మ ఇహ ఈకారము, అగ్ని ఈకారము, ఆదిత్య ఉకారో, నిహవ ఏకారో, విశ్వే దేవ ఓహోయికారః ప్రజపతిర్హింకార ప్రాణః స్వరోన్నమ్య వాగ్విరాట్ 1.13.2.2. ఆదిత్య ఉకారః, నిహవ ఏకారః, విశ్వేదేవ ఓహోయికారః, ప్రజాపతయః హింకారః, ప్రాణః స్వరో, అన్నమ్య వాక్ విరాట్. ఆదిత్యుడు ఊకారము, నిహవము ప్రార్థన, ఏకారము విశ్వేదేవతలు, ఆహో ఇకారములు ప్రజాపతి, ఉహింకారము ప్రాణము స్వరము, అన్నము వ్య అనే స్తోభయందు భాషించవలెను ప్రాణమును నిలుపునది. విరాట్ వాక్కు అనిరుక్త స్త్రయోదశ స్తోభః సంచరో హుంకారః 1.13.3. 3. అనిరుక్తః త్రయోదశః స్తోభః సంచరో హుంకారః. హుంకారము అనిర్వాచ్యమగు. దాట్ విచ్ కానోట్ బీ టోల్డ్ బై స్పీకింగ్ 13వ అక్షరము స్తోభ. స్తోభ హుంకార సంచారము అనిర్వాచ్యము, వాక్కుకు అందనిది. దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహోన్నవానన్నాదో భవతి య ఏతమేవం సామ్నాముపనిషదం వేదోపనిషదం వేదేతి 1.13.4. ఇతి త్రయోదశః ఖండః. ఇతి ప్రథమోధ్యాయః. 4. దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి య ఏతాం ఏవం సామ్నాం ఉపనిషదం వేద ఉపనిషదం వేద. ఇతి అట్టి సామగానము చేయువారు పాలవలె మధురము అగు అమృతరూపము సంతరించుకోగలరు. అట్టివారికి అన్నము అధికముగా లభించగలదు. ఆతడు అన్నమును ఇంద్రియములతో ఇంద్రియ విషయములను తృప్తిగా భుజించగలడు. పవిత్రముగు సామగానము చేయువారు పూతాత్ములు, నిర్మలాత్ములు. ఈ ఉపనిషత్ ఎరిగినవారు ధన్యులు. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమోధ్యాయే త్రయోదశః ఖండః. ఇతి ఛాందోగ్యోపనిషత్ ప్రథమోధ్యాయః సమాప్తః.